య ఉపహతాయోపహతాయ యోయ ఉపహతాయ వ్యాహ వ్యాహోపహతాయ యోయ ఉపహతాయ వ్యాహ ఉపహతాయ వ్యాహ వ్యాహోపహతాయోపహతాయ వ్యాహతం తమ్ వ్యాహోపహతాయోపహతాయ వ్యాహతం ఉపహతాయేత్యుపాహతాయ వ్యాహతం తమ్ వ్యాహ వ్యాహతమేవైవతం వ్యాహ వ్యాహతమేవ వ్యాహేతి భీ ఆహ తమేవైవదంతమేవాన్వారభ్యైవదంతమేవాన్వారభ్య ఏవాన్వారభ్యైవైవాన్వారభ్యసగుంసమన్వారభ్యైవైవాన్వారభ్యసం అన్వారభ్యసగుంసమన్వారభ్యాన్వారభ్యసమశ్నుదే సమన్వారభ్యాన్వారభ్యసమశ్నుదే అన్వారభ్యేత్యను ఆరభ్య సమశ్నుదేష్ణుదే సగుంసమశ్నుదేథాశ్నుదే సగుంసమశ్నుదేథ అశ్నుదేథాథాశ్నుదేష్ణుదేథ యోయోథాశ్నుదేష్ణుదేథయ అథయోయోథాథయో వ్యాహ వ్యాహయోథాథయో వ్యాహ యో వ్యాహ వ్యాహయో యో వ్యాహ సస వ్యాహయో యో వ్యాహస వ్యాహ సస వ్యాహ వ్యాహస హీయతే హీయతే స వ్యాహ వ్యాహస హీయతే వ్యాహేతి భీ ఆహ సహీయతే హీయతే సహీయతే దశమే హన్న హన్ దశమే దశమే హన్న వివాక్యే హన్న దశమే హన్న వివాక్యే ఉపహతాయోపహతాయ వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహతాయ అవివాక్య ఉపహతాయోపహతాయ వివాక్యే వివాక్య ఉపహతాయ నోపహతాయ వివాక్యే వివాక్య ఉపహతాయ అవివాక్య ఇత్యవివాక్యే ఉపహతాయన నోపహతాయోపహతాయన వ్యుచ్యం వ్యుచ్యన్నోపహతాయోపహతాయన వ్యుచ్యం ఉపహతాయేత్యుపాహతాయ నవ్యుచ్యం వ్యుచ్యన్న వ్యుచ్యమథో అథో వ్యుచ్యన్న వ్యుచ్యమథో వ్యుచ్యమథో అథో వ్యుచ్యం వ్యుచ్యమథో ఖలు ఖల్వథో వ్యుచ్యం వ్యుచ్యమథో ఖలు వ్యుచ్యమితి వి ఉచ్యం అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహుర్యజ్ఞస్య యజ్ఞస్యాహు ఖలు ఖల్వాహుర్యజ్ఞస్య ఆహుర్యజ్ఞస్య యజ్ఞస్యాహురాహుర్యజ్ఞస్య వై వై యజ్ఞస్యాహురాహుర్యజ్ఞస్య వై యజ్ఞస్య వై వై యజ్ఞస్య యజ్ఞస్య వై సమృద్ధేన సమృద్ధేన వై యజ్ఞస్య యజ్ఞస్య వై సమృద్ధేన వై సమృద్ధేన సమృద్ధేన వై వై సమృద్ధేన దేవా దేవా సమృద్ధేన వై వై సమృద్ధేన దేవా సమృద్ధేన దేవా దేవా సమృద్ధేన సమృద్ధేన దేవా సువర్గం సువర్గం దేవా సమృద్ధేన సమృద్ధేన దేవా సువర్గం సమృద్ధేనేతి సమృద్ధేన దేవాస్వర్గంసవర్గం దేవా దేవాస్వర్గం లోకం లోకగంసవర్గం దేవా దేవాస్వర్గం లోకం స్వర్గం లోకం లోకగంసవర్గంసవర్గం లోకమాయన్నాయన్ లోకగంసవర్గంసవర్గం లోకమాయన్ సువర్గమితి సువర్గం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన యజ్ఞస్య యజ్ఞస్యాయన్ లోకం లోకమాయన యజ్ఞస్య ఆయన యజ్ఞస్య యజ్ఞస్యాయన్నాయన యజ్ఞస్య వ్యర్థేన వ్యర్థేన యజ్ఞస్యాయన్నాయన యజ్ఞస్య వ్యర్థేన యజ్ఞస్య వ్యర్థేన వ్యర్థేన యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థేనాసురానసురాన్ వ్యర్థేన యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థేనాసురాన్ వ్యర్థేనాసురానసురాన్ వ్యర్థేన వ్యర్థేనాసురాన్ పరా పరాసురాన్ వ్యర్థేన వ్యర్థేనాసురాన్ పరా వ్యర్థేనేతి అర్థేన అసురాన్ పరాపరాసురానసురాన్ పరాభావయన్న భావయన్ పరాసురానసురాన్ పరాభావయన్ పరాభావయన్న భావయన్ పరాపరాభావయన్నిదేత్యభావయన్ పరాపరాభావయన్నితి అభావయన్నిదేత్యభావయన్న భావయన్నితి యద్యదిత్యభావయన్న భావయన్నితి యద్ ఇది యద్యదితి యత్ ఖలు ఖలు యదితి యత్ ఖలు యత్ ఖలు ఖలు యద్యత్ ఖలు వై వై ఖలు యద్యత్ ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞస్య యజ్ఞస్య వై ఖలు ఖలు వై యజ్ఞస్య వైయజ్ఞస్య వై వైయజ్ఞస్య సమర్థము సమర్థం యజ్ఞస్య వై వైయజ్ఞస్య సమర్థం యజ్ఞస్య సమర్థకము సమర్థం యజ్ఞస్య యజ్ఞస్య సమర్థం తత్తత్ సమర్థం యజ్ఞస్య యజ్ఞస్య సమర్థం తత్ సమర్థం తత్తత్ సమర్థకము సమర్థం తద్యజమానస్య యజమానస్య తత్ సమర్థకము సమర్థం తద్యజమానస్య సమర్థమేదేశం తద్యజమానస్య యజమానస్య తత్తద్యజమానస్య యద్యద్యజమానస్య తత్తద్యజమానస్య యద్ యజమానస్య యద్యద్యజమానస్య యజమానస్య యద్వ్యర్థం వ్యర్థం యద్యజమానస్య యజమానస్య యద్వ్యర్థం యద్వ్యర్థం వ్యర్థం యద్యద్వ్యర్థం తత్తద్వ్యర్థం యద్యద్వ్యర్థం తత్ వ్యర్థం తత్తద్వ్యర్థం వ్యర్థం తద్భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య తద్వ్యర్థం వ్యర్థం తద్భ్రాతృవ్యస్య ద్వ్యర్థమితి అర్థం తద్భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య తత్తద్భ్రాతృవ్యస్య స భ్రాతృవ్యస్య తత్తద్భ్రాతృవ్యస్య స భ్రాతృవ్యస్య స భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య స యో యస్ స భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య స యః స యో యస్ స యో వై వై యస్ స యో వై యో వై వై యో యో వై దశమే దశమే వై యో యో వై దశమే వై దశమే దశమే వై వై దశమే హన్న హన్ దశమే వై వై దశమే హన్ను దశమే హన్న హన్ దశమే దశమే హన్న వివాక్యే వివాక్యే హన్ దశమే దశమే హన్న వివాక్యే అహన్న వివాక్యే వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహన్యత ఉపహన్యతే వివాక్యే హన్న హన్న వివాక్య ఉపహన్యతే అవివాక్య ఉపహన్యత ఉపహన్యతే వివాక్యే వివాక్య ఉపహన్యతే స ఉపహన్యతే వివాక్యే వివాక్య ఉపహన్యతే స అవివాక్య ఇత్యవివాక్యే ఉపహన్యతే స ఉపహన్యత ఉపహన్యతే స ఏవైవ స ఉపహన్యత ఉపహన్యతే స ఏవ ఉపహన్యత ఇత్యుపహన్యతే స ఏవైవ స ఏవాత్యత్యేవ స ఏవాతి ఏవాత్యత్యేవైవాతి రేచయతి రేచయత్యత్యేవైవాతి రేచయతి అతిరేచయతి రేచయత్యత్యతి రేచయతి తే రేచయత్యత్యతి రేచయతి తే రేచయతి తే రేచయతి రేచయతి తే యే తే రేచయతి రేచయతి తే యే తే యే యే తే తే యే బాహ్యా బాహ్యా యే తే తే యే బాహ్యా ఏ బాహ్యా బాహ్యా ఏ బాహ్యాదృశీకవో దృశీకవో బాహ్యాయే బాహ్యాదృశీకవ బాహ్యాదృశీకవో దృశీకవో బాహ్యా బాహ్యాదృశీకవస్యర్దృశీకవో బాహ్యా బాహ్యాదృశీకవస్యు దృశీకవస్యర్దృశీకవో దృశీకవస్యుస్తేర్దృశీకవో దృశీకవస్యుస్తేస్తేస్తే వివిధేస్తేవి తే వివిదే దే విబ్రూయుర్బ్రూయుర్విదే దే విబ్రూయు విబ్రూయుర్బ్రూయుర్వి విబ్రూయుర్యది యది బ్రూయుర్వి విబ్రూయుర్యది బ్రూయుర్యది యది బ్రూయుర్బ్రూయుర్యది తత్ర తత్ర యది బ్రూయుర్బ్రూయుర్యది తత్ర యది తత్ర తత్ర యది యది తత్ర నన తత్ర యది యది తత్ర న తత్ర నన తత్ర తత్ర న విందేయుర్విందేయుర్న తత్ర తత్ర న విందేయుః నవిందేయుర్విందేయుర్నన విందేయురంతః సదసాదంతః సదసాద్ విందేయుర్నన విందేయురంతః సదసాద్ విందేయురంతః సదసాదంతః సదసాద్ విందేయుర్విందేయురంతః సదసాద్ ద్విచ్యం విచ్యమంతః సదసాద్ విందేయుర్విందేయురంతః సదసాద్ ద్విచ్యం అంతఃసరసాద్వ్యుచ్యం యుచ్యమంతః సరసాదంతః సరసాద్వ్యుచ్యం యది యది ద్వ్యుచ్యమంతః సరసాదంతః సరసాద్వ్యుచ్యం యది అంతః సదసాదిత్యంతః సదసాద్ యుచ్యం యది యది ద్వ్యుచ్యం యుచ్యం యది తత్ర తత్ర యది ద్వ్యుచ్యం యుచ్యం యది తత్ర ద్వ్యుచ్యమితి వి ఉచ్యం యది తత్ర తత్ర యది యది తత్ర నన తత్ర యది యది తత్ర న తత్ర నన తత్ర తత్ర న విందేయుర్విందేయుర్న తత్ర తత్ర న విందేయుః న విందేయుర్విందేయుర్నన విందేయుర్గ్రహపతినా గ్రహపతినా విందేయుర్నన విందేయుర్గ్రహపతినా విందేయుర్గ్రహపతినా గ్రహపతినా విందేయుర్విందేయుర్గ్రహపతినా వ్యుచ్యం వ్యుచ్యం గ్రహపతినా విందేయుర్విందేయుర్గ్రహపతినా వ్యుచ్యం గ్రహపతినా వ్యుచ్యం వ్యుచ్యం గ్రహపతినా గ్రహపతినా వ్యుచ్యం తత్తద్వ్యుచ్యం గ్రహపతినా గ్రహపతినా వ్యుచ్యం తత్ గ్రహపతినేతి గ్రహపతినా వ్యుచ్యం తత్తద్వ్యుచ్యం వ్యుచ్యం తద్వ్యుచ్యం వ్యుచ్యం తద్వ్యుచ్యం వ్యుచ్యం తద్వ్యుచ్యం వ్యుచ్యమితి వి ఉచ్యం తద్వ్యుచ్యం వ్యుచ్యం తత్తద్వ్యుచ్యమేవ ఇవ వ్యుచ్యం తత్తద్వ్యుచ్యమేవ వ్యుచ్యమేవైవ వ్యుచ్యం వ్యుచ్యమేవాథైవ వ్యుచ్యం వ్యుచ్యమేవాథ వ్యుచ్యమితి ఉచ్యం ఏవాథైవైవాథవైవ అథైవైవాథవై అథవైవ అథాథవా ఏతదేతద్వా అథాథవా ఏతద్ వా ఏతదేతద్వైవ ఏతత్సత్పరాజ్ఞయా సత్పరాజ్ఞయా ఏతద్వైవ ఏతత్సత్పరాజ్ఞయా ఏతత్సత్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా ఏతదేతత్సర్పరాజ్ఞయా అగ్నిరగ్భిః సర్పరాజ్ఞయా ఏతదేతత్సర్పరాజ్ఞయా అగ్నిః సర్పరాజ్ఞయా అగ్నిరగ్భిః సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా అగ్భిస్తువంతి స్తువంతిర్భిః సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా అగ్భిస్తువంతి సర్పరాజ్ఞయా ఇది సర్పరాజ్ఞయా అర్భ్యస్తవంతిస్తువంతిర్భిరగ్స్తువంతీయమియగ్స్తువంతిర్భిరగ్స్తువంతీయం అర్భిరిత్యర్గోభిస్తువంతీయమియగ్స్తువంతిస్తువంతీయం వై వా ఇయగ్స్తువంతిస్తువంతీయం వై ఇయం వై వా ఇయమియం వై సర్పద సర్పదో వా ఇయమియం వై సర్పద వై సర్పద సర్పదో వై వై సర్పదో రాజ్ఞీరాజ్ఞీ సర్పదో వై వై సర్పదో రాజ్ఞీ సర్పదో రాజ్ఞీ రాజ్ఞీ సర్పద సర్పదో రాజ్ఞీ యజ్ఞీ సర్పద సర్పదో రాజ్ఞీ రాజ్ఞీ యజ్ఞీ రాజ్ఞీ యద్వై వై యద్రాజ్ఞీ రాజ్ఞీ యద్వై యద్వై వై యజ్ఞద్వా అస్యామస్యాం వై యజ్ఞద్వా అస్యాం వా అస్యామస్యాం వై వా అస్యాం కిం కిమస్యాం వై వా అస్యాం కిం అస్యాం కిం కిమస్యామస్యాం కించ చ కిమస్యామస్యాం కించ కించచకించాచ్ఛందిర్చందిచకించాచ్ఛందిచార్చందిచకించాచ్ఛందిచార్చందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ్ఛందిచకించాచ ఉపయంతేన తేనేయకం సర్పరాజ్ఞీ ఇయకం సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీయమియకం సర్పరాజ్ఞీ దే సర్పరాజ్ఞీయమియకం సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీతే సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీతే సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీతే సర్పరాజ్ఞీతి సర్పరాజ్ఞీ తేయద్యత్తేయదేవైవయత్తేయదేవకింకిమేవయజ్యదేవకింకిమేవైవకించచకిమేవైవకించకింకిచకింకించవాచావాచాచకింకిచవాచాచవాచాచచవాచానృచురానృచుర్వాచాచవాచానృచుః ఆనృచర్యద్యదానృచురానృచర్యదతోధ్యతోధియదానృచురానృచర్యదతోధిరతోధ్యతోధియద్యదతోధ్యర్చితారోర్చితారోతోధియద్యదతోధ్యర్చితారః అతోధ్యర్చితారోర్చితారోతోధ్యతోధ్యర్చితారస్తత్తదర్చితారోతోధ్యతోధ్యర్చితారస్తదః అర్చితారస్తత్తదర్చితారోర్చితారస్తదుభయమభయం తదర్చితారోర్చితారస్తదుభయం తదుభయమభయందత్తదుభయమాప్వాప్వోభయందత్తదుభయమాప్వా అవరుధ్యేత్యవరుధ్య ఉత్తిష్టామతిష్టామోదుత్తిష్టామేదీతిష్టామోదుత్తిష్టామేదితాభిస్తాభిరితిష్టామతిష్టామేదితాభిః ఇదితాభిస్తాభిరితిదితాభిర్మనసా మనసాతాభిరితిదితాభిర్మనసా తాభిర్మనసా మనసాతాభిస్తాభిర్మనసాస్తవతే స్తవతే మనసాతాభిస్తాభిర్మనసాస్తవతే మనసాస్తవతే స్తవతేన నస్తవతే స్తవతేన వై నస్తవతేస్తవతేన వై వై నస్తవతేస్తవతేన వై వై నన వా ఇమామిమాం వై నన వా ఇమాం వా ఇమామిమాం వై వా ఇమామశ్వరథో ఓశ్వరథ ఇమాం వై వా ఇమామశ్వరథ ఇమామశ్వరథో ఓశ్వరథ ఇమామిమామశ్వరథో ననాశ్వరథ ఇమామిమామశ్వరథో న అశ్వదరీరథో అశ్వదరీరథో నాశ్వదరీరథో సద్యః సద్యో అశ్వదరీరథో నాశ్వదరీరథ సద్యః పర్యాప్తం పర్యాప్తమో సద్యో అశ్వదరీరథో అశ్వదరీరథో సద్యః పర్యాప్తం అశ్వదరీరథ ఇత్యశ్వదరీరథః సద్యః పర్యాప్తం పర్యాప్తమో సద్యః సద్యః పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తమో సద్యః సద్యః పర్యాప్తమర్హతి పర్యాప్తమనర్హత్యర్హతి మనోమనోర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మనః పర్యాప్తమితి పరి ఆప్తం అర్హతి మనోమనోర్హత్యర్హతి మనో వై వై మనోర్హత్యర్హతి మనో వై వై మనో మనో వా ఇమామిమాం వై మనో మనో వా ఇమాం వా ఇమామిమాం వై వా ఇమాగో సద్య సద్య ఇమాం వై వా ఇమాగో సద్య ఇమాగో సద్యః సద్య ఇమామిమాగో సద్యః పర్యాప్తం పర్యాప్తమో సద్య ఇమామిమాగో సద్యః పర్యాప్తం సద్యః పర్యాప్తం పర్యాప్తమో సద్యః సద్యః పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తమో సద్యః సద్యః పర్యాప్తమర్హతి పర్యాప్తమర్హత్యర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మనో మనోర్హతి పర్యాప్తం పర్యాప్తమర్హతి మనః పర్యాప్తమితి పరి ఆప్తుం అర్హతి మనో మనోరహత్యర్హతి మనః పరిభవితుం పరిభవితుం మనోరహత్యర్హతి మనః పరిభవితుం మనః పరిభవితుం పరిభవితుం మనో మనః పరిభవితమథాథ పరిభవితుం మనో మనః పరిభవితమథ పరిభవితమథాథ పరిభవితుం పరిభవితమథ బ్రహ్మ బ్రహ్మాథ పరిభవితుం పరిభవితమథ బ్రహ్మ పరిభవితమితి పరి భవితుం అథ బ్రహ్మ బ్రహ్మాథాథ బ్రహ్మ వదంతి వదంతి బ్రహ్మాథాథ బ్రహ్మ వదంతి బ్రహ్మ వదంతి వదంతి బ్రహ్మ బ్రహ్మ వదంతి పరిమితాః పరిమితా వదంతి బ్రహ్మ బ్రహ్మ వదంతి పరిమితాః వదంతి పరిమితాః పరిమితా వదంతి వదంతి పరిమితా వై వై పరిమితా వదంతి వదంతి పరిమితా వై పరిమితా వై వై పరిమితాః పరిమితా వాచ అర్చో వై పరిమితాః పరిమితా వాచ పరిమితా ఇది పరిమితాః వాచర్చో వై వాచః పరిమితాని పరిమితాన్యుచో వై వాచః పరిమితాని అచః పరిమితాని పరిమితాన్యుచర్చః పరిమితాని సామాని సామాని పరిమితాన్యుచర్చః పరిమితాని సామాని పరిమితాని సామాని సామాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితాని సామాని పరిమితాని పరిమితానీతి పరిమితాని సామాని పరిమితాని పరిమితాని సామాని సామాని పరిమితాని యజోగుంషి యజోగుంషి పరిమితాని సామాని సామాని పరిమితాని యజోగుంషి పరిమితాని యజోగుంషి యజోగుంష పరిమితాని పరిమితాని యజోగశ్యథాథ యజోగుంష పరిమితాని పరిమితాని యజోగశ్యథ పరిమితాని పరిమితాని యజోగశ్యథాథ యజోగుంషి యజోగశ్యథైతస్యైతస్యాథ యజోగుంషి యజోగశ్యథైతస్య అథైతస్యైతస్యాథైతస్యైవైవైతస్యాథైతస్యైవ యద్బ్రహ్మ బ్రహ్మ యద్బ్రహ్మ దత్త బ్రహ్మ యద్బ్రహ్మ తత్ బ్రహ్మ దత్త బ్రహ్మ బ్రహ్మ తత్ ప్రతిగృణతే ప్రతిగృణతే తద్బ్రహ్మ బ్రహ్మ తత్ ప్రతిగృణతే తత్ప్రతిగృణతే ప్రతిగృణతే దత్త ప్రతిగృణత ఆ ప్రతిగృణతే దత్త ప్రతిగృణత ఆ ప్రతిగృణత ఆ ప్రతిగృణతే ప్రతిగృణత ఆచక్షేత చక్షేత ప్రతిగృణతే ప్రతిగృణత ఆచక్షేత ప్రతిగృణత ఇది ప్రతిగృణతే ఆచక్షేత చక్షేతాచక్షేత స చక్షేతాచక్షేత స చక్షేతస సచక్షేతక్షేత స ప్రతిగర ప్రతిగర స చక్షేత చక్షేత స ప్రతిగర స ప్రతిగర ప్రతిగర స ప్రతిగర ప్రతిగర ఇది ప్రతిగర బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కిం వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కిం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కిం వదంతి వదంతి కిం ద్వాదశాహస్య ద్వాదశాహస్య కిం వదంతి వదంతి కిం ద్వాదశాహస్య కిం ద్వాదశాహస్య ద్వాదశాహస్య కింకిం ద్వాదశాహస్య ప్రథమేన ప్రథమేన ద్వాదశాహస్య కింకిం ద్వాదశాహస్య ప్రథమేన ద్వాదశాహస్య ప్రథమేన ప్రథమేన ద్వాదశాహస్య ద్వాదశాహస్య ప్రథమేనాన్నా ప్రథమేన ద్వాదశాహస్య ద్వాదశాహస్య ప్రథమేనాన్నా ద్వాదశాహస్యేది ద్వాదశా అహస్య ప్రథమేనాన్నా ప్రథమేన ప్రథమేనాన్నర్త్విజా మృత్యుజామన్నా ప్రథమేన ప్రథమేనాన్నర్త్విజా అన్నర్త్విజా మృత్యుజామన్నాన్నర్త్విజాయుజమానో యజమానర్త్విజామన్నాన్నర్త్విజాయుజమాన అర్త్విజాయుజమానో యజమాన అర్త్విజా మృత్యుజాయుజమానో వృంతే వృంతే యజమాన అర్త్విజా మృత్యుజాయుజమానో వృంతే యజమానో వృంతే వృంతే యజమానో యజమానో వృంత ఇదీతి వృంతే యజమానో యజమానో వృంత ఇది వృంత ఇదీతి వృంతే వృంత ఇది తేజస్తేజ ఇది వృంతే వృంత ఇది తేజ ఇది తేజస్తేజ ఇదీతి తేజ ఇంద్రియమింద్రియం తేజ ఇదీతి తేజ ఇంద్రియం తేజ ఇంద్రియమింద్రియం తేజస్తేజ ఇంద్రియమిదీతి ఇంద్రియం తేజస్తేజ ఇంద్రియమిది ఇంద్రియమిదీతి ఇంద్రియమింద్రియమిది కింకిమిది ఇంద్రియమింద్రియమిది కిం ఇది కింకిమిది కిం ద్వితీయేన ద్వితీయేన కిమిదీతి కిం ద్వితీయేన కిం ద్వితీయేన ద్వితీయేన కింకిం ద్వితీయేనేదీతి ద్వితీయేన కింకిం ద్వితీయేనేది ద్వితీయేనేదీతి ద్వితీయేన ద్వితీయేనేది ప్రాణాన్ ప్రాణానిది ద్వితీయేన ద్వితీయేనేది ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణానిదేది ప్రాణానన్నాద్యమన్నాద్యం ప్రాణానిదేది ప్రాణానన్నాద్యం ప్రాణానన్నాద్యమన్నాద్యం ప్రాణాన్ ప్రాణానన్నాద్యమిదిన్నాద్యం ప్రాణాన్ ప్రాణానన్నాద్యమిది ప్రాణానిది ప్రాణాన్ అన్నాద్యమిదిన్నాద్యమన్నాద్యమిది కింకిమిన్నాద్యమన్నాద్యమిది కిం అన్నాద్యమిన్నాద్యం ఇది కింకిమిదీతి కిం తృతీయేన తృతీయేన కిమిదీతి కిం తృతీయేన కిం తృతీయేన తృతీయేన కింకిం తృతీయేనేదీతి తృతీయేన కింకిం తృతీయేనేది తృతీయేనేదీతి తృతీయేన తృతీయేనేది త్రీకి స్త్రీనిది తృతీయేన తృతీయేనేది త్రీన్ ఇది త్రీకి స్త్రీనిదీతి త్రీని మాని మాన్ త్రీనిదీతి త్రీని మాన్ త్రీని మాని మాన్ త్రీకి స్త్రీని మాన్ లోకాన్ లోకాని మాన్ త్రీకి స్త్రీని మాన్ లోకాన్ ఇమాన్ లోకాన్ లోకాని మాని మాన్ లోకానిదీతి లోకాని మాని మాన్ లోకానిది లోకానిదీతి లోకాన్ లోకానిది కించమిది లోకాన్ లోకానిది కిం ఇది కించమిదీతి కించిదర్థేన చదర్థేన కిమిదీతి కించిదర్థేన కించిదర్థేన చదర్థేన కిం కించిదర్థేనేదీతి చదర్థేన కిం కించిదర్థేనేది చతుర్థేనేదీతి చతుర్థేన చతుర్థేనేది చతుష్పదశ్చతుష్పద ఇది చతుర్థేన చతుర్థేనేది చతుష్పద ఇది చతుష్పదశ్చతుష్పద ఇది చతుష్పద పశోన్ పశోగశ్చతుష్పద ఇది చతుష్పద పశోన్ చతుష్పద పశోన్ పశోగశ్చతుష్పదశ్చతుష్పద పశోనిదీతి పశోగశ్చతుష్పదశ్చతుష్పద పశోనిది చతుష్పద ఇది చతుః పదః పశోనిదీతి పశోన్ పశోనిది కింకిమిది పశోన్ పశోనిది కిం ఇది కింకిమిదీతి కిం పంచమేన పంచమేన కిమిదీతి కిం పంచమేన కిం పంచమేన పంచమేన కింకిం పంచమేనేదీతి పంచమేన కింకిం పంచమేనేది పంచమేనేదీతి పంచమేన పంచమేనేది పంచాక్షరాం పంచాక్షరామిది పంచమేన పంచమేనేది పంచాక్షరాం ఇది పంచాక్షరాం పంచాక్షరామిది పంచాక్షరాం పంక్తిం పంక్తిం పంచాక్షరామిది పంచాక్షరాం పంక్తిం పంచాక్షరాం పంక్తిం పంక్తిం పంచాక్షరాం పంచాక్షరాం పంక్తిమిది పంక్తిం పంచాక్షరాం పంచాక్షరాం పంక్తిమిది పంచాక్షరామిది పంచాక్షరాం పంక్తిమిది పంక్తిం పంక్తిమిది కింకిమిది పంక్తిం పంక్తిమిది కిం ఇది కింకిమిదీతి కిగో షష్ఠేన షష్ఠేన కిమిదీతి కిగో షష్ఠేన కిగో షష్ఠేన షష్ఠేన కింకిగో షష్ఠేనేదీతి షష్ఠేన కింకిగో షష్ఠేనేది షష్ఠేనేదీతి షష్ఠేన షష్ఠేనేది షట్షడితి షష్ఠేన షష్ఠేనేది షడ్ ఇది షట్షడితి షడుతో ఋతోన్ షడితి షడుతోన్ షడుతో ఋతోన్ షట్షడుతోనిది త్రుతోన్ షట్షడుతోనిది ఋతోనిది త్రుతో ఋతోనిది కింకిమిత్యుతో ఋతోనిది కిం ఇది కింకిమిదీతి కిగో సప్తమేన సప్తమేన కిమిదీతి కిగో సప్తమేన కిగో సప్తమేన సప్తమేన కింకిగో సప్తమేనేదీతి సప్తమేన కింకిగో సప్తమేనేది సప్తమేనేదీతి సప్తమేన సప్తమేనేది సప్తపదాగో సప్తపదామిది సప్తమేన సప్తమేనేది సప్తపదాం ఇది సప్తపదాగో సప్తపదామిదేది సప్తపదాగో శక్వరీగో శక్వరీగో సప్తపదామిదేది సప్తపదాగో శక్వరీం సప్తపదాగో శక్వరీగో శక్వరీగో సప్తపదాగో సప్తపదాగో శక్వరీమిది శక్వరీగో సప్తపదాగో సప్తపదాగో శక్వరీమిది సప్తపదామిది సప్తపదాం శక్వరేమితి శక్వరేగో శక్వరేమితి కింకిమితి శక్వరేగో శక్వరేమితి కిం ఇది కింకిమితి కిమష్టమేన కిమితి కిమష్టమేన కిమష్టమేన అష్టమేన కింకిమష్టమేనేతిష్టమేన కింకిమష్టమేనేతి అష్టమేనేతిష్టమేన అష్టమేనేత్యష్టాక్షరామిష్టాక్షరామిత్యష్టమేన అష్టమేనేత్యష్టాక్షరా ఇత్యష్టాక్షరామిష్టాక్షరామిదేత్యష్టాక్షరాం గాయత్రీం గాయత్రీమష్టాక్షరామిదేత్యష్టాక్షరాం గాయత్రీం అష్టాక్షరాం గాయత్రీం గాయత్రీమష్టాక్షరామష్టాక్షరాం గాయత్రీమితి గాయత్రీమష్టాక్షరామష్టాక్షరాం గాయత్రీమితి అష్టాక్షరామిత్యష్టాక్షరాం గాయత్రీమితి గాయత్రీం గాయత్రీమితి కింకిమితి గాయత్రీం గాయత్రీమితి కిం ఇది కింకిమిది కిన్నవమేన నవమేన కిమిదీతి కిన్నవమేన కిన్నవమేన నవమేన కింకిన్నవమేనేదీతి నవమేన కింకిన్నవమేనేది నవమేనేదీతి నవమేన నవమేనేది త్రివృతం త్రివృతమిది నవమేన నవమేనేది త్రివృతం ఇది త్రివృతం త్రివృతమిది త్రివృతగ్రస్తోమగ్రస్తోమం త్రివృతమిది త్రివృతగ్రస్తోమం త్రివృతగ్రస్తోమగ్రస్తోమం త్రివృతం త్రివృతగ్రస్తోమమిది స్తోమం త్రివృతం త్రివృతగ్రస్తోమమిది త్రివృతమిది త్రివృతం స్తోమమిదేతస్తోమగ్రస్తోమమిది కింకిమిది స్తోమగ్రస్తోమమిది కిం ఇది కింకిమిదేది కిందశమేన దశమేన కిమితేది కిందశమేన కిందశమేన దశమేన కింకిందశమేనేదీతి దశమేన కింకిందశమేనేది దశమేనేదీతి దశమేన దశమేనేతి దశాక్షరాం దశాక్షరామితి దశమేన దశమేనేతి దశాక్షరాం ఇది దశాక్షరాం దశాక్షరామితి దశాక్షరాం విరాజం విరాజం దశాక్షరామితి దశాక్షరాం విరాజం దశాక్షరాం విరాజం విరాజం దశాక్షరాం దశాక్షరాం విరాజమితి విరాజం దశాక్షరాం దశాక్షరాం విరాజమితి దశాక్షరామితి దశాక్షరాం విరాజమితి విరాజం విరాజమితి కింకిమితి విరాజం విరాజమితి కిం విరాజమితి విరాజం ఇది కింకిమిది కిమేకాదశేనైకాదశేన కిమిది కిమేకాదశేన కిమేకాదశేనైకాదశేన కింకిమేకాదశేనేదీత్యేకాదశేన కింకిమేకాదశేనేతి ఏకాదశేనేదీత్యేకాదశేనైకాదశేనేత్యేకాదశాక్షరామేకాదశాక్షరామిత్యేకాదశేనైకాదశేనేత్యేకాదశాక్షరాం ఇత్యేకాదశాక్షరామేకాదశాక్షరామిదేత్యేకాదశాక్షరాన్ దృష్టుభం దృష్టుభం ఏకాదశాక్షరామిదేత్యేకాదశాక్షరాన్ దృష్టుభం ఏకాదశాక్షరాన్ దృష్టుభం దృష్టుభం ఏకాదశాక్షరామేకాదశాక్షరాన్ దృష్టుభమితి దృష్టుభమేకాదశాక్షరామేకాదశాక్షరాన్ దృష్టుభమితి ఏకాదశాక్షరామిత్యేకాదశాక్షరాం దృష్టుభమితి దృష్టుభం దృష్టుభమితి కింకిమిది దృష్టుభం దృష్టుభమితి కిం ఇది కింకిమిది కింద్వాదశేన ద్వాదశేన కిమితేది కింద్వాదశేన కింద్వాదశేన ద్వాదశేన కింకింద్వాదశేనేది ద్వాదశేన కింకింద్వాదశేనేది ద్వాదశేనేది ద్వాదశేన ద్వాదశేనేది ద్వాదశాక్షరాన్ ద్వాదశాక్షరామిది ద్వాదశేన ద్వాదశేనేది ద్వాదశాక్షరాం ఇది ద్వాదశాక్షరాన్ ద్వాదశాక్షరామిది ద్వాదశాక్షరాన్ జగదీన్ జగదీన్ ద్వాదశాక్షరామిది ద్వాదశాక్షరాన్ జగదీన్ ద్వాదశాక్షరాన్ జగదీన్ జగదీన్ ద్వాదశాక్షరాన్ ద్వాదశాక్షరాన్ జగదేమితి జగదీన్ ద్వాదశాక్షరాన్ ద్వాదశాక్షరాన్ జగదేమితి ద్వాదశాక్షరామిది ద్వాదశాక్షరాం జగదేమితి జగదీన్ జగదేమిత్యేతావదేతావది జగదీన్ జగదేమిత్యేతావత్ ఇత్యేతావదేతావదిదేత్యేతావద్వైవా ఏతావదిదేత్యేతావద్వై ఏతావద్వైవా ఏతావదేతావద్వా అస్త్యస్తి వా ఏతావదేతావద్వా అస్తి పాస్తిస్తివైవాస్తియావద్యావదస్తివైవాస్తియావద్ అస్తి తదస్తి తదేషామేషాం తదస్తి తదేషామేషాం తత్తదేషాం వృంతే వృంతలేషాం తత్తదేషాం వృంతే ఏషాం వృంతే వృంతలేషామేషాం వృంతే వృంత ఇది వృంతే ఏషమైవ ఏష వా ఆప్త ఆప్తో వా ఏష వా ఆప్త వా ఆప్త ఆప్తో వైవ ఆప్తో ద్వాదశాహో ద్వాదశాః ఆప్తో వైవ ఆప్తో ద్వాదశాః ఆప్తోత్వాదశాహోత్వాదశాః ఆప్త ఆప్తోత్వాదశాహో యద్యద్వాదశాః ఆప్త ఆప్తోత్వాదశాహో యత్ ద్వాదశాహో యద్యద్వాదశాహో ద్వాదశాహో యత్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రో యద్వాదశాహో ద్వాదశాహో యత్రయోదశ రాత్రః ద్వాదశాః ఇది ద్వాదశాః యత్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రో యద్యత్రయోదశ రాత్రస్ సమానగో సమానం త్రయోదశ రాత్రో యద్యత్రయోదశ రాత్రస్ సమానం త్రయోదశ రాత్రస్ సమానగో సమానం త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్ సమానగోహి సమానం త్రయోదశ రాత్రస్త్రయోదశ రాత్రస్ సమానగోహి త్రయోదశ రాత్ర ఇది త్రయోదశ రాత్ర సమానగోహి సమానగో సమానగృహ్యేతదేదద్ది సమానగో సమానగృహ్యేతద్ ఏతదేతద్ధిహ్యేతదహరహరేతద్ధిహ్యేతదహరేతదేతదహరియద్యదహరేతదేతదహరియద్హరియద్యదహరహరియత్ప్రాయణీయస్ప్రాయణీయోయదహరహరియత్ప్రాయణీయ యత్ప్రాయణీయః ప్రాయణీయోయద్యత్ప్రాయణీయశ్చ తత్ప్రాయణీయోయద్యత్ప్రాయణీయశ్చ ప్రాయణీయశ్చ తత్ప్రాయణీయః ప్రాయణీయశ్చోదయనీయ ఉదయనీయశ్చ ప్రాయణీయః ప్రాయణీయ ఇది ప్రాయణీయః చోదయనీయ ఉదయనీయశ్చ చోదయనీయశ్చ చోదయనీయశ్చ చోదయనీయశ్చ చోదయనీయశ్చ త్రియదరాత్రస్త్రియదరాత్రశ్చోదయనీయ ఉదయనీయశ్చ త్రియదరాత్రః ఉదయనీయ ఇత్యుత అయనీయః చత్రియదరాత్రస్త్రియదరాత్రశ్చ చత్రియదరాత్రో భవతి భవతి త్రియదరాత్రశ్చ చత్రియదరాత్రో భవతి త్రియదరాత్రో భవతి భవతి త్రియదరాత్రస్త్రియదరాత్రో భవతి త్రయస్త్రయో భవతి భవతి త్రియదరాత్రః భవతి త్రయస్త్రయో భవతి భవతి ఆయుర్యంతి యంత్యాయురాయుర్యంతి యేయంత్యాయురాయుర్యంతి యేయంతి యేయంతి యంతి ఏవమేవం యేయంతి యంతి ఏవం ఏమేవ్యేయ ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏంయేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస త్రయోదశ రాత్రం త్రయోదశ రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస త్రయోదశ రాత్రం విద్వాగుంస త్రయోదశ రాత్రం త్రయోదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంస త్రయోదశ రాత్రమాసత ఆసతే త్రయోదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంస త్రయోదశ రాత్రమాసతే త్రయోదశ రాత్రమాసత ఆసతే త్రయోదశ రాత్రం త్రయోదశ రాత్రమాసతే తత్తరాసతే త్రయోదశ రాత్రం త్రయోదశ రాత్రమాసతే తత్ త్రయోదశ రాత్రమితి త్రయోదశ రాత్రం ఆసతే తత్తదాసత ఆసతే తదాహురాహుస్తదాసత ఆసతే తదాహు తదాహురాహుస్తాహుర్వాగ్వాగాహుస్తాహుర్వాగ్వాగాహురాహుర్వాగ్వై వై వాగాహురాహుర్వాగ్వై వాగ్వై వై వాగ్వాగ్వా ఏషైషా వై వాగ్వాగ్వా ఏషా వా ఏషైషా వై వా ఏషా వితదా వితదైషా వై వా ఏషా వితదా ఏషా వితదా వితదైషైషా వితదా యద్యద్వితదైషైషా వితదాయత్ వితదాయద్యద్వితదా వితదాయద్వాదశాహో ద్వాదశాహో యద్వితదా వితదాయద్వాదశాహ ద్వాదశాహోద్వాదశాహో యద్వాదశాహస్తాన్ తాన్ ద్వాదశాహో యద్వాదశాహస్తాం ద్వాదశాహస్తాన్ తాన్ ద్వాదశాహోద్వాదశాహస్తాం వివితాన్ ద్వాదశాహోద్వాదశాహస్తాం వి ద్వాదశాహ ఇది ద్వాదశాహ తాం వివితాన్ తాం విచ్ఛిన్యుశ్చిన్యర్వితాన్ తాం విచ్ఛిన్యో విచ్ఛిన్యుశ్చిన్యర్వివిచ్ఛిన్యర్యద్యచ్ఛిన్యర్వివిచ్ఛిన్యర్యద్ ఛిన్యుర్యద్యచ్ఛిన్యుశ్చిన్యర్యన్మధ్యే మధ్యే యచ్ఛిన్యుశ్చిన్యర్యన్మధ్యే యన్మధ్యే మధ్యే యద్యన్మధ్యేతి రాత్రమతి రాత్రం మధ్యేయద్య మధ్యేతి రాత్రం మధ్యేతి రాత్రమతి రాత్రం మధ్యే మధ్యేతి రాత్రం కుర్యుః కుర్యురతి రాత్రం మధ్యే మధ్యేతి రాత్రం కుర్యుః అతిరాత్రం కుర్యుః కుర్యురతి రాత్రమతి రాత్రం కుర్యుః పదాసుకా పదాసుకా కుర్యురతి రాత్రమతి రాత్రం కుర్యుః పదాసుకా అతిరాత్రమిత్యతి రాత్రం కుర్యుర పదాసుకా పదాసుకా కుర్యుః కుర్యుర పదాసుకా గృహపదేర్ గృహపదేర పదాసుకా కుర్యుః కుర్యుర పదాసుకా గృహపదేః ఉపదాసుకా గృహపదేర్ గృహపదేర పదాసుకో పదాసుకా గృహపదేర్ వాగ్ వాగ్ గృహపదేర పదాసుకో పదాసుకా గృహపదేర్ వాగ్ ఉపదాసుకేత్యుపదాసుకా గృహపదేర్ వాగ్ వాగ్ గృహపదేర్ గృహపదేర్ వాక్ స్యాత్ స్యాద్ వాగ్ గృహపదేర్ గృహపదేర్ వాక్ స్యాద్ గృహపదేరితి గృహపదేః ఛందోమానాం మహావ్రతం మహావ్రతం ఛందోమానాం ఉపరిష్టాదుపరిష్టాత్ ఛందోమానాం మహావ్రతం ఛందోమానాం మహావ్రతం మహావ్రతం ఛందోమానాం ఛందోమానాం మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం ఛందోమానాం ఛందోమానాం మహావ్రతం కుర్వంతి ఛందోమానామితి ఛందోమానాం మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి సంతతాకుం సంతతాం కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి సంతతాం మహావ్రతమితి మహావ్రతం కుర్వంతి సంతతాకుం సంతతాం కుర్వంతి కుర్వంతి సంతతామేవైవ సంతతాం కుర్వంతి కుర్వంతి సంతతామేవ సంతతామేవైవ సంతతాకుం సంతతామేవ వాచం వాచమేవ సంతతాకుం సంతతామేవ వాచం సంతతామితి సంతతాం ఏవ వాచం వాచమేవైవ వాచమవావ వాచమేవైవ వాచమవ వాచమవావ వాచం వాచమవ రుంధతే రుంధదేవ వాచం వాచమవ రుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతేను పదాసుకాను పదాసుకారుంధతే వావరుంధతేను పదాసుకా రుంధతేను పదాసుకాను పదాసుకారుంధతే రుంధతేను పదాసుకా గృహపదే గృహపదేను పదాసుకారుంధతే రుంధతేను పదాసుకా గృహపదే అనుపదాసుకా గృహపదేర్ గృహపదేరను పదాసుకాను పదాసుకా గృహపదేర్ వాగ్ వాగ్ గృహపదేరను పదాసుకాను పదాసుకా గృహపదేర్ వాగ్ అనుపదాసుకేత్యనుపాదాసుకా గృహపదేర్ వాగ్ వాగ్ గృహపదేర్ గృహపదేర్ వాగ్ భవతి భవతి వాగ్ గృహపదేర్ గృహపదేర్ వాగ్ భవతి గృహపదేరిది గృహపదే వాగ్ భవతి భవతి వాగ్ వాగ్ భవతి పశవః పశవో భవతి వాగ్ వాగ్ భవతి పశవః భవతి పశవః పశవో భవతి భవతి పశవో వై వై పశవో భవతి భవతి పశవో వై పశవో వై వై పశవః పశవో వై ఛందోమాశ్చందోమా వై పశవః పశవో వై ఛందోమా వై ఛందోమాశ్చందోమా వై వై ఛందోమా అన్నమన్నం ఛందోమా వై వై ఛందోమా అన్నం ఛందో మా అన్నమన్నం ఛందో మాశ్చందో మా అన్నం మహావ్రతం మహావ్రతమన్నం ఛందో మాశ్చందో మా అన్నం మహావ్రతం ఛందో మా ఇది ఛందః మా అన్నం మహావ్రతం మహావ్రతమన్నమన్నం మహావ్రతం యద్యన్మహావ్రతమన్నమన్నం మహావ్రతం యద్ మహావ్రతం యద్యన్మహావ్రతం మహావ్రతం యదుపరిష్టాద్ ఉపరిష్టాద్యన్మహావ్రతం మహావ్రతం యదుపరిష్టాద్ మహావ్రతమిది మహావ్రతం యదుపరిష్టాదుపరిష్టాద్యద్యదుపరిష్టాచ్ఛందోమానాఛందోమానాముపరిష్టాద్యద్యదుపరిష్టాచ్ఛందోమానాముపరిష్టాదుపరిష్టాచ్ఛందోమానా మహావ్రతం మహావ్రతం ఛందోమానాముపరిష్టాదుపరిష్టాచ్ఛందోమానా మహావ్రతం ఛందోమానాం మహావ్రతం మహావ్రతం ఛందోమానాఛందోమానాం మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం ఛందోమానాఛందోమానాం మహావ్రతం కుర్వంతి ఛందోమానామితి ఛందః మానాం మహావ్రతం కుర్వంతి కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి పశుషు పశుషు కుర్వంతి మహావ్రతం మహావ్రతం కుర్వంతి పశుషు మహావ్రతమితి మహావ్రతం కుర్వంతి పశుషు పశుషు కుర్వంతి కుర్వంతి పశుషు చ పశుషు కుర్వంతి పశుషు చ పశుషు చ పశుషు పశుషు చైవైవ చ పశుషు పశుషు చైవ చైవైవ చ చైవాన్నాద్యేన్నాద్య ఏవ చ చైవాన్నాద్యే ఏవాన్నాద్యేన్నాద్య ఏవైవాన్నాద్యే చ చాన్నాద్య ఏవైవాన్నాద్యే చ అన్నాద్యే చాన్నాద్యేన్నాద్యే చ ప్రతి ప్రతి చాన్నాద్యేన్నాద్యే చ ప్రతి అన్నాద్యన్నా అద్యే చ ప్రతి ప్రతి చ ప్రతిష్టంది తిష్టంది ప్రతి చ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది తిష్టంది తిష్టంది ఆదిత్యా అకామయంతా కామయంతాదిత్యా ఆదిత్యా అకామయంతోభయోరుభయోరకామయంతాదిత్యా ఆదిత్యా అకామయంతోభయో రకామయంతోభయోర్లోకయోర్లోకయోర్భయోరకామయంతాకామయంతోభయోర్లోకయోర్లోకయోర్భయోరకామయంతాకామయంతోభయోర్లోకయోరుద్ధయామద్ధయామలోకయోర్భయోర్భయోర్లోకయోరుద్ధయామ లోకయోరుద్ధయామద్ధయామలోకయోర్లోకయోరుద్ధయామేతి అధ్యయామేతీత్యుర్ధయామృద్ధయామేతితేత ఇత్యుర్ధయామృద్ధయామేతితే ఇది తేత ఇది చేత ఏతమేతంత ఇది చేత ఏతం చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమేతం తేత ఏతం చతుర్దశరాత్రం ఏతం చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమేతమేతం చతుర్దశరాత్రమవశ్యన్నవశ్యగ్గశ్చతుర్దశరాత్రమేతమేతం చతుర్దశరాత్రమవశ్యన్ చతుర్దశరాత్రమవశ్యన్నవశ్యగ్గశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమవశ్యంతం చతుర్దశరాత్రమిది చతుర్దశ రాత్రం అవశ్యంతమవశ్యన్నవశ్యంతమాతమవశ్యన్నవశ్యంతమా తమాదంతమాహరన్నహరన్నాదంతమాహరన్న ఆహరన్నహరన్నాహరంతేన తేనాహరన్నాహరంతేన అస్మిగ్గుష్ఠామిష్మిగ్గుష్ఠామిష్మిగ్గుష్ఠామిష్మిగ్గుష్ఠయేయేచామిష్మిన్నమిష్మిగ్గుష్ఠయేయేచయేయేవమేవయేయేచయేవం ఏమేవ్యేయేవ్వాగుంసో విద్వాగుంస ఏమేవ్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం విద్వాగుంస ఏమేవ్వాగుంసశ్చతుర్దశరాత్రం విద్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్దశరాత్రమాసత ఆసతే చతుర్దశరాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్దశరాత్రమాసతే చతుర్దశరాత్రమాసత ఆసతే చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసత ఉభయోరభయోరాసతే చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసత ఉభయో చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ఆసత ఉభయోరభయోరాసత ఆసత ఉభయోరేవైవోభయోరాసత ఆసత ఉభయోరేవ ఉభయోరేవైవోభయోరభయోరేవ లోకయోర్లోకయోరేవోభయోరభయోరేవ లోకయో ఏవ లోకయోర్లోకయోరేవైవ లోకయోరుద్ధవంత్యుర్ధవంతి లోకయోరేవైవ లోకయోరుద్ధవంతి లోకయోరుద్ధవంత్యుర్ధవంతి లోకయోర్లోకయోరుద్ధవంత్యస్మిన్నస్మిన్ రుద్ధవంతి లోకయోర్లోకయోరుద్ధవంత్యస్మిన్ రుద్ధవంత్యస్మిన్నస్మిన్ రుద్ధవంత్యుర్ధవంత్యస్మిగ్గుశ్చాస్మిన్ రుద్ధవంత్యుర్ధవంత్యస్మిగ్గుశ్చ అస్మిగ్గుశ్చాస్మిన్నస్మిగ్గుశ్చాస్మిన్నస్మిగ్గుశ్చాస్మిన్నస్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ్గుశ్చాముష్మిన్నముష్మిగ భవతి చతుర్దశరాత్రశ్చ చతుర్దశరాత్రో భవతి సప్త చతుర్దశరాత్ర ఇది చతుర్దశ రాత్ర భవతి సప్త సప్త భవతి భవతి సప్తగ్రామ్యా గ్రామ్యా సప్త భవతి భవతి సప్తగ్రామ్యా సప్తగ్రామ్యా గ్రామ్యా సప్త సప్తగ్రామ్యా ఔషధయ ఔషధయో గ్రామ్యా సప్త సప్తగ్రామ్యా ఔషధయ గ్రామ్యా ఔషధయ ఔషధయో గ్రామ్యా గ్రామ్యా ఔషధయ సప్త సప్త ఔషధయో గ్రామ్యా గ్రామ్యా ఔషధయ సప్త ఔషధయ సప్త సప్త ఔషధయ ఔషధయ సప్తారణ్యా ఆరణ్యా సప్త ఔషధయ ఔషధయ సప్తారణ్యా ఆరణ్యా సప్త సప్తారణ్యా ఉభయేషాం ఉభయేషామారణ్యా సప్త సప్తారణ్యా ఉభయేషాం ఆరణ్యా ఉభయేషామభయేషామారణ్యా ఆరణ్యా ఉభయేషామవరుధ్యా అవరుధ్యా ఉభయేషామారణ్యా ఆరణ్యా ఉభయేషామవరుధ్యై ఉభయేషామవరుధ్యా అవరుధ్యా ఉభయేషామభయేషామవరుధ్యైవరుధ్యా ఉభయేషామభయేషామవరుధ్యయ్యత్ అవరుధ్యయ్యజ్జనవరుధ్యా అవరుధ్యయ్యత్పరాచీనాని అవరుధ్యాధ్యవరుధ్యై యత్పరాచీనాని పరాచీనాని యద్యత్పరాచీనాని పృష్ఠాని పృష్ఠాని పరాచీనాని యద్యత్పరాచీనాని పృష్ఠాని పరాచీనాని పృష్ఠాని పృష్ఠాని పరాచీనాని పరాచీనాని పృష్ఠాని భవంతి భవంతి పృష్ఠాని పరాచీనాని పరాచీనాని పృష్ఠాని భవంతి పృష్ఠాని భవంతి భవంతి పృష్ఠాని పృష్ఠాని భవంత్యముమం భవంతి పృష్ఠాని పృష్ఠాని భవంత్యముం భవంత్యముమం భవంతి భవంత్యముమేవైవాము భవంతి భవంత్యముమేవ అముమేవైవాము మముమేవతైస్తైరేవాము మముమేవతైః దేవతైస్తైరేవైవతైర్లోకం లోకం దైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం దైస్తైర్లోకమభ్యభిలోకం దైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయంతి జయంత్యభిలోకం లోకమభిజయంతి అభిజయంతి జయంత్యభ్య విజయంతి యద్యజయంత్యభ్య విజయంతి యత్ జయంతి యద్యజయంతి జయంతి యత్ప్రదీచీనాని ప్రదీచీనాని యజ్జయంతి జయంతి యత్ప్రదీచీనాని యత్ప్రదీచీనాని ప్రదీచీనాని యజ్జత్ప్రదీచీనాని పృష్ఠాని పృష్ఠాని ప్రదీచీనాని యజ్జత్ప్రదీచీనాని పృష్ఠాని ప్రదీచీనాని పృష్ఠాని పృష్ఠాని ప్రదీచీనాని ప్రదీచీనాని పృష్ఠాని భవంతి భవంతి పృష్ఠాని ప్రదీచీనాని ప్రదీచీనాని పృష్ఠాని భవంతి పృష్ఠాని భవంతి భవంతి పృష్ఠాని పృష్ఠాని భవంతిమమిమం భవంతి పృష్ఠాని పృష్ఠాని భవంతిమం భవంతిమమిమం భవంతి భవంతిమమేవైవేమం భవంతి భవంతిమమేవ ఇమమేవైవేమమిమమేవతైస్తైరేవమిమమేవతైః దేవతైస్తైరేవైవతైర్లోకం లోకం దైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం దైస్తైర్లోకమభ్యభిలోకం దైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయంతి జయంత్యభిలోకం లోకమభిజయంతి అభిజయంతి జయంత్యభ్య విజయంతి త్రయస్త్రిగుంశౌ త్రయస్త్రిగుంశౌ జయంత్యభ్య విజయంతి త్రయస్త్రిగుంశౌ జయంత్రయస్త్రిగుంశౌ త్రయస్త్రిగుంశౌ జయంతి జయంతి త్రయస్త్రిగుంశౌ మధ్యతో మధ్యరస్త్రయస్త్రిగుంశౌ జయంతి జయంతి త్రయస్త్రిగుంశౌ మధ్యత త్రయస్త్రిగుంశౌ మధ్యతో మధ్యరస్త్రయస్త్రిగుంశౌ త్రయస్త్రిగుంశౌ మధ్యరస్తోమౌ స్తోమౌ మధ్యరస్త్రయస్త్రిగుంశౌ త్రయస్త్రిగుంశౌ మధ్యరస్తోమౌ త్రయస్త్రిగుంశావితి త్రయః త్రిగుంశౌ మధ్యరస్తోమౌ స్తోమౌ మధ్యతో మధ్యరస్తోమౌ భవతో భవత స్తోమౌ మధ్యతో మధ్యరస్తోమౌ భవతః స్తోమో భవత భవతస్తోమౌ స్తోమో భవత సామ్రాజ్యం సామ్రాజ్యం భవత స్తోమౌ స్తోమో భవత సామ్రాజ్యం భవతః సామ్రాజ్యమో సామ్రాజ్యం భవతో భవతః సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యం భవతో భవతః సామ్రాజ్యమేవ సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యగో సామ్రాజ్యమేవ గచ్చంతి గచ్చంత్యేవ సామ్రాజ్యగో సామ్రాజ్యమేవ గచ్చంతి సామ్రాజ్యమిది సామ్రాజ్యం ఏవ గచ్చంతి గచ్చంత్యేవైవ గచ్చంత్యధి రాజావధి రాజో గచ్చంత్యేవైవ గచ్చంత్యధి రాజో గచ్చంత్యధి రాజావధి రాజో గచ్చంతి గచ్చంత్యధి రాజో భవతో భవతోధి రాజో గచ్చంతి గచ్చంత్యధి రాజో భవతః అధిరాజో భవతో భవతోధి రాజావధి రాజో భవతోధి రాజా అధిరాజా భవతోధి రాజావధి రాజో భవతోధి రాజా అధిరాజా విద్యధి రాజో భవతోధి రాజా అధిరాజా భవతో భవతోధి రాజా ఏవైవాధి రాజా భవతో భవతోధి రాజా ఏవ అధిరాజా ఏవైవాధి రాజా అధిరాజా ఏవ సమానానాగుం సమానానామేవాధి రాజా అధిరాజా ఏవ సమానానాం అధిరాజా ఇత్యధి రాజా ఏవ సమానానాగు సమానానామేవైవ సమానానాం భవంతి భవంతి సమానానామేవైవ సమానానాం భవంతి సమానానాం భవంతి భవంతి సమానానాగు సమానానాం భవంతి రాత్రావతి రాత్రౌ భవంతి సమానానాగు సమానానాం భవంతి రాత్రౌ భవంతి రాత్రావతి రాత్రౌ భవంతి భవంతి రాత్రావభితోభితోతి రాత్రౌ భవంతి భవంతి రాత్రావభిత అధిరాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతః అధిరాత్రావిత్యధి రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతోభితోభితో భవతః పరిగృహీత్యై భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతో భవతః పరిగృహీత్యై పరిగృహేత్యా ఇది పరిగృహీత్యై ప్రజాపతిస్వర్గోసవర్గం ప్రజాపతి ప్రజాపతిస్వర్గం లోకం లోకగోసవర్గం ప్రజాపతి ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతి ప్రజాపతి స్వర్గం లోకం లోకగోసవర్గోసవర్గం లోకమైదైల్లోకగోసవర్గోసవర్గం లోకమై ఈద్ స్వర్గమితి సువహాకం లోకమైదైల్లోకం లోకమైత్తంతమై ఈల్లోకం లోకమైత్తం ఐత్తంతమై దైత్తం దేవా దేవాస్తమై దైత్తం దేవా తం దేవా దేవాస్తంతం దేవా అన్వర దేవాస్తంతం దేవా అను దేవా అన్వర దేవా దేవా అన్వాయన్నాయన్నను దేవా దేవా అన్వాయన్న అన్వాయన్నాయన్నన్వాయంతాగుస్తానాయన్నన్వన్వాయంతాగుస్తానాయన్నాయంతానాదిత్యా ఆదిత్యాస్తానాయన్నాయంతానాదిత్యాదిత్యాస్తాగుస్తానాదిత్యాశ్చాదిత్యాస్తాగుస్తానాదిత్యాశ్చ ఆదిత్యాశ్చాదిత్యాశ్చవశవశ్చాదిత్యాశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్చవశవశ్ అబ్రవన్ దేవా అబ్రవన్ అబ్రవన్ దేవా దేవా అబ్రవణయాన్ యాన్ అబ్రవన్ దేవా దేవా అబ్రవణయాన్ అబ్రవణయాన్ యాన్ అబ్రవన్ అబ్రవణయాన్ పశోన్ పశోన్ యాన్ అబ్రవన్ అబ్రవణయాన్ పశోన్ యాన్ పశోన్ పశోన్ యాన్ యాన్ పశోనుపాది విష్మోపాది విష్ణ పశోన్ యాన్ యాన్ పశోనుపాది విష్మ పశోనుపాది విష్మోపాది విష్ణ పశోన్ పశోనుపాది విష్మతేత ఉపాధి విష్ణ పశోన్ పశోనుపాది విష్మతే ఉపాధి విష్మతేత ఉపాధి విష్మోపాధి విష్మత ఇమ ఇమేత ఉపాధి విష్మోపాధి విష్మత ఇమే ఉపాధి విష్మేత్యుపాధి విష్మ త ఇమ ఇమేతేత ఇమేన్ వాక్మన్నన్ వాక్మన్ ఇమేతేత ఇమేన్ వాక్మన్ను ఇమేన్ వాక్మన్నన్ వాక్మన్ ఇమ ఇమేన్ వాక్మన్నిది చన్ వాక్మన్నిమ ఇమేన్ వాక్మన్నిది అన్వాక్మన్నిదేభ్యస్తేభ్యరిచన్వాక్మన్నన్వాక్మన్నిదేభ్య చతుర్దశరాత్రం ప్రతి ప్రతిచతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రత్యోహన్నౌహన్ ప్రతి చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రత్యోహన్ చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ప్రత్యోహన్నౌహన్ ప్రతి ప్రత్యోహంతేత ఔహన్ ప్రతి ప్రత్యోహంతే ఔహంతేత ఔహన్నౌహంత ఆదిత్యా ఆదిత్యాస్త ఔహన్నౌహంత ఆదిత్యా ఆదిత్యాస్తేత ఆదిత్యాః పృష్ఠైః పృష్ఠైరాదిత్యాస్తేత ఆదిత్యాః పృష్ఠైః ఆదిత్యాః పృష్ఠైః పృష్ఠైరాదిత్యా ఆదిత్యాః పృష్ఠైః సువర్గం సువర్గం పృష్ఠైరాదిత్యా ఆదిత్యాః పృష్ఠైః సువర్గం పృష్ఠైస్ వర్గం సువర్గం పృష్ఠైః పృష్ఠైస్ వర్గం లోకం లోకగం సువర్గం పృష్ఠైః పృష్ఠైస్ వర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకమా లోకగం సువర్గం సువర్గం లోకమా సువర్గమితి సువర్గం లోకమా లోకం లోకమారోహన్నరోహన్నా లోకం లోకమారోహన్న ఆరోహన్నరోహన్నారోహన్త్రియాభ్యామరోహన్నారోహన్త్రియాభ్యామ్ అరోహంత్రియాభ్యాంత్రియాభ్యామరోహన్నరోహంత్రియాభ్యామస్మిన్నస్మిన్ త్రియాభ్యామరోహన్నరోహంత్రియాభ్యామస్మిన్ ప్రియాభ్యామస్మిన్నస్మిన్ త్రియాభ్యాం అస్మిన్ లోకే లోకే ఏస్మిన్ అస్మిన్ లోకే పశూన్ పశూన్ లోకే ఏస్మిన్ అస్మిన్ లోకే పశూన్ అస్మిన్ లోకే లోకే ఏస్మిన్ అస్మిన్ లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే ఏస్మిన్ అస్మిన్ లోకే జ్యోతి లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్గౌ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయురాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయు గౌరాయురాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయుర్దిత్యాయుర్గౌర్గౌరాయు జ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌ అంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాజురసౌ గౌర్గౌరసావాయు అసావాయురాజురసావసావాయురిమానిమానాయురసావసావాయురిమాన్ ఆయురిమానిమానాయురాయురిమానే వైవేమానాయురాయురిమానేవ ఇమానే వైవేమానిమానేవ లోకాన్ లోకానేవేమానిమానేవ లోకాన్ ఏవలోకాన్ లోకానేవైవ లోకానభ్యారోహంత్యభ్యారోహంతి లోకానేవైవ లోకానభ్యారోహంతి లోకానభ్యారోహంత్యభ్యారోహంతి లోకాన్ లోకానభ్యారోహంతి యద్యద్భ్యారోహంతి లోకాన్ లోకానభ్యారోహంతి యద్ అభ్యారోహంతి యద్యద్భ్యారోహంత్యభ్యారోహంతేరన్యతోన్యతోయద్భ్యారోహంత్యభ్యారోహంతేరన్యత అభ్యారోహంతీత్యభి ఆరోహంతి ఇదన్యతోన్యతోయద్యదన్యతః పృష్టాని పృష్టాన్యన్యతోయద్యదన్యతః పృష్టాని అన్యతః పృష్టాని పృష్టాన్యన్యతోన్యతః పృష్టాని స్యుస్యః పృష్టాన్యన్యతోన్యతః పృష్టాని స్యుః పృష్టాని స్యుస్యః పృష్టాని స్యుర్వివిధం వివిధగ్గస్యః పృష్టాని పృష్టాని స్యుర్వివిధం స్యుర్వివిధం వివిధగ్గస్య స్యుర్వివిధగ్గ స్యాత్ స్యాద్ వివిధగ్గస్య స్యుర్వివిధగ్గ స్యాద్ వివిధగ్రస్యాద్వివిధం వివిధగ్రస్యాన్మధ్యే మధ్యే స్యాద్వివిధం వివిధగ్రస్యాన్మధ్యే వివిధమిది వివిధం స్యాన్మధ్యే మధ్యే స్యాత్ స్యాన్మధ్యే పృష్టాని పృష్టాని మధ్యే స్యాత్ స్యాన్మధ్యే పృష్టాని మధ్యే పృష్టాని పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి భవంతి పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంతి సవివధత్వాయ సవివధత్వాయ భవంతి పృష్టాని పృష్టాని భవంతి సవివధత్వాయ భవంతి సవివధత్వాయ సవివధత్వాయ భవంతి భవంతి సవివధత్వాయౌయ ఓజస్ సవివధత్వాయ భవంతి భవంతి సవివధత్వాయౌయ సవివధత్వాయౌయ ఓజస్ సవివధత్వాయ సవివధత్వాయోజావైవ ఓజస్ సవివధత్వాయ సవివధత్వాయోజావై సవివధత్వాయేని సవివధత్వాయ ఓజావైవ ఓజ ఓజావై వీర్యం వీర్యం వా ఓజ ఓజావై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ ఓజ పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ పృష్టాన్యోజ ఓజ పృష్టాని పృష్టాన్యోజ ఏవైవౌజ పృష్టాని పృష్టాన్యోజ ఏవ ఓజ ఏవైవౌజ ఓజ ఏవ వీర్యం వీర్యమేవౌజ ఓజ ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం మధ్యతో మధ్యతో వీర్యమేవైవ వీర్యం మధ్యత వీర్యం మధ్యతో మధ్యతో వీర్యం వీర్యం మధ్యతో దధతే దధతే మధ్యతో వీర్యం వీర్యం మధ్యతో దధతే మధ్యరోదసేదసతే మధ్యరో మధ్యరోదసతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దసతే మధ్యరో మధ్యరోదసతే బృహద్రసంతరాభ్యాం దసతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దసతే దసతే బృహద్రసంతరాభ్యాం యంది యంది బృహద్రసంతరాభ్యాం దసతే దసతే బృహద్రసంతరాభ్యాం యంది బృహద్రసంతరాభ్యాం యంది యంది బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతీయమియంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతీయం బృహద్రసంతరాభ్యాసంతరాభ్యాం యంతీయమియంతి యంతీయం వామ వావేయంతి యంతీయం వావ ఇయం వామ వావేయమియం వావరసంతర గోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతర గోరసంతరం వావ వావరసంతరమసావసౌరసంతరం వామ వావరసంతరమసౌ రథంతరమసావసోరథంతరగోరథంతరమసో బృహద్రాదసోరథంతరగోరథంతరమసో బృహద్రథంతరమిదరథం అసో బృహద్రాదసావసో బృహదాభ్యామాభ్యాం బృహద్రాదాభ్యామేవైవాభ్యాం బృహద్రాదాభ్యామేవ యంచథో అథో యంత యంచథో అనయోరనయోరథో యంత యంచథో అనయో అథో అనయోరవయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రతి ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టం చేదే తిష్టంది ప్రతి ప్రతిష్టం చేదే తిష్టం చేదే ఏదే తిష్టంది తిష్టం చేదే వైవ ఏదే తిష్టంది తిష్టం చేదే వై ఏదే వైవ ఏదే ఏదే వై యజ్ఞస్య వా ఏదే ఏదే వై యజ్ఞస్య ఏదే అంజసాయని శ్రుదేదాభ్యాం దాభ్యాగ శ్రుతి శ్రుదేదాభ్యామేవైవదాభ్యాగస్రుతి సువర్గమితి సువహగం లోకయంతి యంతి లోకం లోకయంతి పరా ఆంఛ పరా ఆంఛయంతి లోకం లోకయంతి పరా ఆంఛ యంతి పరా ఆంఛ పరా ఆంఛయంతి యంతి పరా ఆంఛ వై వై పరా ఆంఛయంతి యంతి పరా ఆంఛ వై పరా ఆంఛ వై వై పరా ఆంఛ పరా ఆంఛ వా ఏత ఏతే వై పరా ఆంఛ పరా ఆంఛ వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సువర్గం సువర్గమేతే వై వా ఏతే సువర్గం ఏతే సువర్గోస వర్గమేత ఏతే సువర్గం లోకం లోకగోస వర్గమేత ఏతే సువర్గం లోకం సువర్గం లోకం లోకగోస వర్గగోస వర్గం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకగోస వర్గగోస వర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువహగం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి అభ్యారోహంతి అభ్యారోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని అభ్యారోహంతి అభ్యారోహంతి ఏ ప్రాచీనాని అభ్యారోహంతి ఆరోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని ఏ ప్రాచీనాని పృష్టాని పృష్టాని ప్రాచీనాని ఏ ప్రాచీనాని పృష్టాని ప్రాచీనాని పృష్టాని పృష్టాని ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాన్ని భయంతి భయంతి పృష్టాని ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాన్ని భయంతి పృష్టాన్ని భయంతి భయంతి పృష్టాని పృష్టాన్ని భయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి పృష్టాని పృష్టాన్ని భయంతి ప్రత్యంగ భయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి భయంతి ప్రత్యంగ క్రియ స్త్రియ ప్రత్యంగ భయంతి భయంతి ప్రత్యంగ క్రియ ఉపయంతిపాయంతి ప్రత్యంగ క్రియ స్త్రియ ప్రత్యంగ మృత్యం క్రియోది భవతి స్త్రియ ప్రత్యంగ మృత్యం క్రియోది యో భవతి భవతి త్రియ స్త్రియోది ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యే భవతి త్రియ స్త్రియోది ప్రత్యవరోఢ్యే క్రియ ఇది త్రియ భవతి ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యే భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యే భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ఉభయోర్లోకయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ అక్షరాదశ అక్షరా విరాడన్నమన్నం విరాడ్ దశ అక్షరాదశ అక్షరా విరాడన్నం

అగచ్చద్యే గచ్చత గచ్చద్య ఏవమేవయ్యే అగచ్చత గచ్చద్య ఏవం ఏవమేవయ్యేయ ఏవం విద్వాగుంసో విద్వాగుంస ఏవయ్యేయ ఏవం విద్వాగుంసః ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏవమేవం విద్వాగుంసః పంచదశ రాత్రం పంచదశ రాత్రం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంసః పంచదశ రాత్రం విద్వాగుంసః పంచదశ రాత్రం పంచదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంసః పంచదశ రాత్రమాసద ఆసదే పంచదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంసః పంచదశ రాత్రమాసదే పంచదశ రాత్రమాసద ఆసదే పంచదశ రాత్రం పంచదశ రాత్రమాసదే వ్యావృతం వ్యావృతమాసదే పంచదశ రాత్రం పంచదశ రాత్రమాసదే వ్యావృతం పంచదశ రాత్రమిది పంచదశ రాత్రం ఆసదే వ్యావృతం వ్యావృతమాసద ఆసదే వ్యావృతమేవైవ వ్యావృతమాసద ఆసదే వ్యావృతమేవ వ్యావృతమేవైవ వ్యావృతం వ్యావృతమేవ పాప్మనా పాప్మనైవ వ్యావృతం వ్యావృతమేవ పాప్మనా వ్యావృతమితి వి ఆవృతం ఏవ పాప్మనా పాప్మనైవైవ పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనైవైవ పాప్మనా భ్రాతృవ్యేణ పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ గచ్చంతి గచ్చంతి భ్రాతృవ్యేణ పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ గచ్చంతి భ్రాతృవ్యేణ గచ్చంతి గచ్చంతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చంతి జ్యోతిర్ జ్యోతిర్గచ్చంతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చంతి జ్యోతిః గచ్చంతి జ్యోతిర్ జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిర్గౌ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయ గౌరాయుర్గౌర్గౌరాయుర్దీత్యాయుర్గౌర్గౌరాయుర్ది ఆయుర్దీత్యాయురాయుర్ది త్రియః స్త్రియః ఇత్యాయురాయుర్ది త్రియః ఇది త్రియః స్త్రియః ఇదీది త్రియో భవతి భవతి త్రియః ఇదీది త్రియో భవతి త్రియో భవతి భవతి త్రియః స్త్రియో భవతీయమియం భవతి త్రియః స్త్రియః భవతీయం త్రియః ఇది త్రియః భవతీయమియం భవతి భవతీయం వావ వావేయం భవతి భవతీయం వావ ఇయం వావేయమియం వావజ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావజ్యోతిః వావజ్యోతిర్జ్యోతిర్వావవావజ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్వావవావజ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌరంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాయురసౌ గౌర్గౌరసావాయు అసావాయురాజురసావసావాయురేష్వేష్వాయురసావసావాయురేషు ఆయురేష్వేష్వాయురాజురేష్వే వైవైష్వాయురాజురేష్వేవ రేష్వే వైవైష్వేష్వేవ లోకేషు లోకేష్వే వైష్వేష్వేవ లోకేషు ఏషు లోకేషు లోకేష్వేవైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వేవైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టంతి ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి ప్రతిష్టంతి సత్రం సత్రం తిష్టంతి ప్రతి ప్రతిష్టంతి సత్రం తిష్టంతి సత్రం సత్రం తిష్టంతి తిష్టంతి సత్రం వై వా అసత్రం తిష్టంతి తిష్టంతి సత్రం వై అసత్రం వై వా అసత్రమసత్రం వా ఏతదేతద్వా అసత్రమసత్రం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యద్యదేతద్వై వా ఏతద్యద్ ఏతద్యద్యదేతదేతద్యద ఛందామమ ఛందామయ్యదేతదేతద్యద ఛందామం యద ఛందామమ ఛందామయ్యద్యద ఛందామయ్యద్యద ఛందామయ్యద్యద ఛందామయ్యద అఛందామయ్యద్యద ఛందామమ ఛందామయ్యచ్ఛందామాశ్చందామా యద ఛందామమ ఛందామయ్యచ్ఛందామా అఛందామమిత్యఛందామం యచ్ఛందామాశ్చందామాయచ్ఛందామాభవంతి ఛందామాభవంతి భవంతి ఛందామాశ్చందామాభవంతి తేన తేన భవంతి ఛందామాశ్చందామాభవంతి తేన ఛందామా ఇది ఛందః మా భవంతి తేన తేన భవంతి భవంతి తేన సత్రగుం సత్రం తేన భవంతి భవంతి తేన సత్రం తేన సత్రగుం సత్రం తేన తేన సత్రం దేవత దేవత సత్రం తేన తేన సత్రం దేవత సత్రం దేవత దేవత సత్రగుం సత్రం దేవత ఏవైవ దేవత సత్రగుం సత్రం దేవత ఏవ దేవత ఏవైవ దేవత దేవత ఏవ పృష్ఠైః పృష్ఠైరేవ దేవత దేవత ఏవ పృష్ఠైః ఏవ పృష్ఠైః పృష్ఠైరేవైవ పృష్ఠైరవావ పృష్ఠైరేవైవ పృష్ఠైరవ పృష్ఠైరవావ పృష్ఠైః పృష్ఠైరవరుంధతే రుంధదేవ పృష్ఠైః పృష్ఠైరవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే పశూన్ పశూన్ రుంధతే వావరుంధతే పశూన్ రుంధతే పశూన్ పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందామయీశ్చందామయీః పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందామయీ పశూన్ ఛందామయీశ్చందామయీః పశూన్ పశూన్ ఛందామయీరోజ ఓజశ్చందామయీః పశూన్ పశూన్ ఛందామయీరోజ ఛందామయీరోజ ఓజశ్చందామయీశ్చందామయీరోజ వై వా ఓజశ్చందామయీశ్చందామయీరోజ వై ఛందామయీరిది ఛందః వై

తేనాసురాసురాన్ తేన తేనాసురాన్ పరాభావ్య పరాభావ్యాసురాన్ తేన తేనాసురాన్ పరాభావ్య సురాన్ పరాభావ్య పరాభావ్యాసురానుసురాన్ పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్యాసురానుసురాన్ పరాభావ్య విజిత్య పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్య శ్రీయగ్రశ్రియం విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్య శ్రియం పరాభావ్యేతి పరాభావ్య విజిత్య శ్రీయగ్రశ్రియం విజిత్య విజిత్య శ్రియమగచ్చద గచ్చశ్రియం విజిత్య విజిత్య శ్రియమగచ్చద విజిత్యేతి వేదిత్య శ్రీయమగచ్చద గచ్చశ్రీయగ్రశ్రియమగచ్చద గ్రిష్టుదా గ్రిష్టుదా గచ్చశ్రీయగ్రశ్రియమగచ్చద గ్రిష్టుదా అగచ్చద గ్రిష్టుదా గ్రిష్టుదా గచ్చద గచ్చద గ్రిష్టుదా పాప్మానం పాప్మానం అగ్రిష్టుదా గచ్చద గచ్చద గ్రిష్టుదా పాప్మానం అగ్నిష్టుదా పాప్మానం పాప్మానం అగ్నిష్టుదా అగ్నిష్టుదా పాప్మానం నిర్నిష్పాప్మానం అగ్నిష్టుదా అగ్నిష్టుదా పాప్మానం అగ్నిష్టుదేస్తుదా పాప్మానం నిర్నిష్పాప్మానం పాప్మానం నిరదహతాదహత నిష్పాప్మానం పాప్మానం నిరదహత నిరదహతాదహత నిర్నిరదహత పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహత నిర్నిరదహత పంచదశరాత్రేణ అదహత పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహతాదహత పంచదశరాత్రేణౌజ ఓజః పంచదశరాత్రేణ దహతాదహత పంచదశరాత్రేణౌజ పంచదశరాత్రేణౌజ ఓజః పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజోబలం బలమోజః పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజోబలం పంచదశరాత్రేణేతి పంచదశ రాత్రేణ ఓజోబలం బలమోజ ఓజోబలమింద్రియమింద్రియం బలమోజ ఓజోబలమింద్రియం బలమింద్రియమింద్రియం బలం బలమింద్రియం వీర్యం వీర్యమింద్రియం బలం బలమింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్నాత్మన వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్న వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్న దత్తాత్మన వీర్యం వీర్యమాత్మన్న దత్త ఆత్మన్న దత్తాత్మన్నాత్మన దత్తయే దత్తాత్మన్నాత్మన దత్తయే అదత్తయే దత్తాదత్తయ ఏమేవే దత్తాదత్తయ ఏం ఏమేవేయం విద్వాగుంసో విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస పంచదశరాత్రం పంచదశరాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస పంచదశరాత్రం విద్వాగుంస పంచదశరాత్రం పంచదశరాత్రం విద్వాగుంసో విద్వాగుంస పంచదశరాత్రమాసద ఆసదే పంచదశరాత్రం విద్వాగుంసో విద్వాగుంస పంచదశరాత్రమాసదే పంచదశరాత్రమాసద ఆసదే పంచదశరాత్రం పంచదశరాత్రమాసదే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానాసదే పంచదశరాత్రం పంచదశరాత్రమాసదే భ్రాతృవ్యాన్ పంచదశరాత్రమిది పంచదశరాత్రం ఆసదే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానాసద ఆసదే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యానాసద ఆసదే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ పరాభావ్య పరాభావ్యైవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ పరాభావ్య ఏవ పరాభావ్య పరాభావ్యైవ పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్యైవ పరాభావ్య విజిత్య పరాభావ్య విజిత్య విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్య శ్రీయగ్రశ్రియం విజిత్య పరాభావ్య పరాభావ్య విజిత్య శ్రియం పరాభావ్యేతి పరాభావ్య విజిత్య శ్రీయగ్రశ్రియం విజిత్య విజిత్య శ్రియం గచ్చంది గచ్చంది శ్రియం విజిత్య విజిత్య శ్రియం గచ్చంది విజిత్యేతి వీదిత్య శ్రీయం గచ్చంది గచ్చంది శ్రీయగ్రశ్రియం గచ్చంది గ్రిష్టుదా గ్రిష్టుదా గచ్చంది శ్రీయగ్రశ్రియం గచ్చంది గ్రిష్టుదా గచ్చంది గ్రిష్టుదా గ్రిష్టుదా గచ్చంది గచ్చంది గ్రిష్టుదా పాప్మానం పాప్మానం అగ్నిష్టుదా గచ్చంది గచ్చంది గ్రిష్టుదా పాప్మానం అగ్నిష్టుదా పాప్మానం పాప్మానం అగ్నిష్టుదా అగ్నిష్టుదా పాప్మానం నిర్నిష్పాప్మానం అగ్నిష్టుదా అగ్నిష్టుదా పాప్మానాన్ని అగ్నిష్టుదేత్యగ్నిస్తుదా పాప్మానం నిర్నిష్పాప్మానం పాప్మానం నిర్దహందే దహందే నిష్పాప్మానం పాప్మానం నిర్దహందే నిర్దహందే దహందే నిర్నిర్దహందే పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహందే నిర్నిర్దహందే పంచదశరాత్రేణ దహందే పంచదశరాత్రేణ పంచదశరాత్రేణ దహందే దహందే పంచదశరాత్రేణౌజ ఓజః పంచదశరాత్రేణ దహందే దహందే పంచదశరాత్రేణౌజ పంచదశరాత్రేణౌజ ఓజః పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజోబలం బలమోజః పంచదశరాత్రేణ పంచదశరాత్రేణౌజోబలం పంచదశరాత్రేణేతి పంచదశ రాత్రేణ ఓజోబలం బలమోజ ఓజోబలమింద్రియమింద్రియం బలమోజ ఓజోబలమింద్రియం బలమింద్రియమింద్రియం బలం బలమింద్రియం వీర్యం వీర్యమింద్రియం బలం బలమింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్నాత్మను వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్ వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్ దధతే దధత ఆత్మన వీర్యం వీర్యమాత్మన్ దధతే ఆత్మన్ దధతే దధత ఆత్మన్నాత్మన్ దధత ఏత ఏత దధత ఆత్మన్నాత్మన్ దధత ఏత

స్వర్గ్యా అజ్యోతిర్జ్యోతిస్వర్గ్యా స్వర్గ్యా అజ్యోతిర్గౌర్గౌర్జ్యోతిస్వర్గ్యా స్వర్గ్యా అజ్యోతిర్గౌః స్వర్గ్యా ఇది సువహత్యాః జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయురాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయుః గౌరాయురాయుర్గౌర్గౌరాయుర్దీత్యాయుర్గౌర్గౌరాయుర్ది ఆయుర్దీత్యాయురాయుర్ది త్రియ స్త్రియ ఇత్యాయురాయుర్ది త్రియ ఇది త్రయ స్త్రియ ఇదేది త్రయో భవతి భవతి త్రయ ఇదేది త్రయో భవతి త్రయో భవతి భవతి త్రయ స్త్రియో భవతీయమియం భవతి త్రయ స్త్రియో భవతీయం త్రయ ఇది త్రియ భవతీయమియం భవతి భవతీయం వావ వావేయం భవతి భవతీయం వావ ఇయం వావ వావేయమియం వావ జ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావ జ్యోతి వావ జ్యోతిర్జ్యోతిర్వావ వావ జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్వావ వావ జ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్ అంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాజనసౌ గౌర్గౌరసావాయు అసావాయురాజనసావసావాయురిమానిమానాయనసావసావాయురిమాన్ ఆయురిమానిమానాయురాయురిమానే వైవేమానాయురాయురిమానేవ ఇమానే వైవేమానిమానేవ లోకాన్ లోకానేవేమానిమానేవ లోకాన్ దేవలోకాన్ లోకానేవైవ లోకానభ్యారోహంత్యభ్యారోహంతి లోకానేవైవ లోకానభ్యారోహంతి లోకానభ్యారోహంత్యభ్యారోహంతి లోకాన్ లోకానభ్యారోహంతి యజ్జనభ్యారోహంతి లోకాన్ లోకానభ్యారోహంతి యత్ అభ్యారోహంతి యజ్జనభ్యారోహంత్యభ్యారోహంతి యదన్యతోన్యదోయదభ్యారోహంత్యభ్యారోహంతి యదన్యత అభ్యారోహంతీత్యభి ఆరోహంతి యదన్యతోన్యదోయద్యదన్యతః పృష్టాని పృష్టాన్యన్యదోయద్యదన్యతః పృష్టాని అన్యతః పృష్టాని పృష్టాన్యన్యదోన్యతః పృష్టానిస్య పృష్టాన్యన్యదోన్యతః పృష్టానిస్యుః పృష్టానిస్య పృష్టాని పృష్టానిస్యుర్విమివధం విమివధగ్స్య పృష్టాని పృష్టానిస్యుర్విమివధం స్యుర్విమివధం విమివధగ్స్య స్యుర్విమివధగ్స్యాత్ స్యాద్ విమివధగ్స్య స్యుర్విమివధగ్స్యాత్ వివిధర్గ సత్ సద్విధం వివిధర్గ సమ్మధ్యే మధ్యే సద్విధం వివిధర్గ సమ్మధ్యే వివిధమివిధం సమ్మధ్యే మధ్యే సత్ సమ్మధ్యే పృష్టాని పృష్టాని మధ్యే సత్ సమ్మధ్యే పృష్టాని మధ్యే పృష్టాని పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంతి సమివధత్తాయ సమివధత్తాయ భవంతి పృష్టాని పృష్టాని భవంతి సమివధత్తాయ భవంతి సమివధత్తాయ సమివధత్తాయ భవంతి భవంతి సమివధత్తాయ ఔజః సమివధత్తాయ భవంతి భవంతి సమివధత్తాయ ఔజః సమివధత్తాయ ఔజః సమివధత్తాయ సమివధత్తాయ ఔజో వై వా ఔజః సమివధత్తాయ సమివధత్తాయ ఔజో వై సమివధత్తాయేతి సమివధత్తాయ ఔజో వై వా ఔజో వై వీర్యం వా ఔజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజ ఓజః పృష్టాని వీర్యం వీర్యం పృష్టాన్యోజః పృష్టాన్యోజ ఓజః పృష్టాని పృష్టాన్యోజ ఏవై ఓజః పృష్టాని పృష్టాన్యోజ ఏవ ఓజ ఏవై ఓజ ఓజ ఏవ వీర్యం వీర్యమేవ ఓజ ఓజ ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం మధ్యదో మధ్యదో వీర్యమేవైవ వీర్యం మధ్యదః వీర్యం మధ్యదో మధ్యదో వీర్యం మధ్యదో దధతే దధతే మధ్యదో వీర్యం మధ్యదో దధతే మధ్యదో దధతే దధతే మధ్యదో మధ్యదో దధతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దధతే మధ్యదో మధ్యదో దధతే బృహద్రసంతరాభ్యాం దధతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దధతే దధతే బృహద్రసంతరాభ్యాం యంతి యంతి బృహద్రసంతరాభ్యాం దధతే దధతే బృహద్రసంతరాభ్యాం యంతి బృహద్రసంతరాభ్యాం యంతి యంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతీయమియంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతీయం బృహద్రసంతరాభ్యామిది బృహద్రసంతరాభ్యాం యంతీయమియంతి యంతీయం వావ వావేయంతి యంతీయం వావ ఇయం వావ వావేయమియం వావరసంతర గోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతర గోరసంతరం వావ వావరసంతరమసావసౌరసంతరం వావ వావరసంతరమసౌ రసంతరమసావసౌరసంతర గోరసంతరమసౌ బృహత్ బృహదసౌరసంతర గోరసంతరమసౌ బృహత్ అసంతరమితరసంతరం అసౌ బృహత్ బృహదసావసౌ బృహదాభ్యామాభ్యాం బృహదసావసౌ బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహత్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహత్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవ యంతి యంతేవాభ్యామాభ్యామేవ యంతి ఏవయంతి యంచే వైవయంత్యథో అథో యంచే వైవయంత్యథో యంత్యథో అథో యంతి యంత్యథో అనయోరనయోరథో యంతి యంత్యథో అనయో అథో అనయోరనయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రతి ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంతి ప్రతిష్టంది నిష్టంది పది ప్రతిష్టంజేతే నిష్టంది పది ప్రతిష్టంజేతే నిష్టంజేతేష్టంది నిష్టంజేతే వై వా ఏదే నిష్టంది నిష్టంజేతే వై ఏదే వై వా ఏదే వై యజ్ఞస్య వా ఏదే వై యజ్ఞస్య ఏదే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతీనాభ్యాం తాభ్యాగు శృతి అంజసాయని అంజసాయని శృతీనాభ్యాం అంజసాయని అంజసాయని శృతీనాభ్యాం తాభ్యాగు శృతి శృతీనాభ్యామేవ తాభ్యాగు శృతి శృతీనాభ్యామేవ శృతి శృతి తాభ్యామేవ్యాం నాభ్యామేవ సువర్గం సువర్గమేవ తాభ్యాం నాభ్యామేవ సువర్గం ఏవ సువర్గం సువర్గమేవ సువర్గం లోకం లోకగం సువర్గమేవ సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకయ్యంతి యంతి లోకగం సువర్గం సువర్గం లోకయ్యంతి సువర్గమిది సువహర్గం లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి పరాంచ పరాంచోయంతి లోకం లోకయ్యంతి పరాంచ ఎంతి పరా ఆంచ పరా ఆంచోయంతి ఎంతి పరా ఆంచో వై వై పరా ఆంచోయంతి ఎంతి పరా ఆంచో వై పరా ఆంచో వై వై పరా ఆంచ పరా ఆంచో వా ఏత ఏతే వై పరా ఆంచ పరా ఆంచో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సువర్గం సువర్గమేతే వై వా ఏతే సువర్గం ఏతే సువర్గం సువర్గమేత ఏతే సువర్గం లోకం లోకగం సువర్గమేత ఏతే సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకగం సువర్గం సువర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువహగం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి ఏభ్యారోహంత్యభ్యారోహంతి పరాచీనాని పరాచీనాని ఏభ్యారోహంత్యభ్యారోహంతి పరాచీనాని అభ్యారోహంతిభి ఆరోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్యు భయంతి భయంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్యు భయంతి పృష్టాన్యు భయంతి భయంతి పృష్టాని పృష్టాన్యు భయంతి ప్రత్యం ప్రత్యంగు భయంతి పృష్టాని పృష్టాన్యు భయంతి ప్రత్యం ఉభయంతి ప్రత్యం ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యం త్రియ శ్రియ ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యం త్రియ ఉభయంతిపాయంతి ప్రత్యం త్రియ స్త్రియ ప్రత్యం ప్రత్యం త్రియో భవతి భవతి త్రియ ప్రత్యం ప్రత్యం త్రియో భవతి త్రియో భవతి భవతి త్రియ స్త్రియ భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి త్రియ స్త్రియో భవతి ప్రత్యవరోఢ్యై త్రియ త్రియ భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయోరుభయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోరుభయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయో లోకయోర్లోకయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోరుద్ధర్థ లోకయోర్భయోర్భయోర్లోకయోరుద్ధ లోకయోరుద్ధర్థ లోకయోర్లోకయోరుద్ధోరుద్ధ లోకయోర్లోకయోరుద్ధోర్ అర్ధ్వోదుర్ధ్వోత్తిష్ఠంతి తిష్ఠంతి దుర్ధ్వోత్తిష్ఠంతి ఉత్తిష్ఠంతి తిష్ఠంతి దుత్తిష్ఠంతి పంచదశ పంచదశ తిష్ఠంతి దుత్తిష్ఠంతి పంచదశ తిష్ఠంతి పంచదశ పంచదశ తిష్ఠంతి తిష్ఠంతి పంచదశైతా ఏతా పంచదశ తిష్ఠంతి తిష్ఠంతి పంచదశైతా పంచదశైతా ఏతా పంచదశ పంచదశైతాస్తాసాం తాసామేతా పంచదశ పంచదశైతాస్తాసాం పంచదశేతి పంచదశ ఏతాస్తసమేత ఏతాస్తసమేత సో ఓన్నాదస్సు సో ఓన్నాదో భవద్ భవదన్నాదస్సు సో ఓన్నాదో భవద్ అన్నాదో భవత భవదన్నాదో అన్నాదో భవత్యే భవదన్నాదో అన్నాదో భవత్యే అన్నాద ఇత్యన్నా అదః అభవత్యే భవద భవత్య ఏవమేవయ్యే భవద భవత్య ఏవం ఏవమేవయ్యేయ ఏవం విద్వాగుంసో విద్వాగుంస ఏవయ్యేయ ఏవం విద్వాగుంస ఏవం విద్వాగుంసో విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస సప్తదశ రాత్రగుం సప్తదశ రాత్రం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస సప్తదశ రాత్రం విద్వాగుంస సప్తదశ రాత్రగుం సప్తదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంస సప్తదశ రాత్రమాసద ఆసదే సప్తదశ రాత్రం విద్వాగుంసో విద్వాగుంస సప్తదశ రాత్రమాసదే సప్తదశ రాత్రమాసద ఆసదే సప్తదశ రాత్రగుం సప్తదశ రాత్రమాసదే నాదా అన్నాగా ఆసదే సప్తదశ రాత్రగుం సప్తదశ రాత్రమాసదే నాదా సప్తదశ రాత్రమితి సప్తదశ రాత్రం ఆసదేన్నాద అన్నాద ఆసద ఆసదేన్నాద ఏవైవాన్నాద ఆసద ఆసదేన్నాద ఏవ అన్నాద ఏవైవాన్నాద అన్నాద ఏవ భవంతి భవంత్యేవాన్నాద అన్నాద ఏవ భవంతి అన్నాద ఇత్యన్నాద ఏవ భవంతి భవంత్యేవైవ భవంతి పంచాః పంచాహో భవంత్యేవైవ భవంతి పంచాః భవంతి పంచాః పంచాహో భవంతి భవంతి పంచాహో భవతి భవతి పంచాహో భవంతి భవంతి పంచాహో భవతి పంచాహో భవతి భవతి పంచాహ పంచాహో భవతి పంచ పంచ భవతి పంచాహ పంచాహో భవతి పంచ పంచాహ ఇది పంచ భవతి పంచ పంచ భవతి భవతి పంచ వై వై పంచ భవతి భవతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అర్ధవ అర్ధవో వై పంచ పంచ వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ సంవత్సర సంవత్సర అర్ధవో వై వా అర్ధవ సంవత్సర అర్ధవ సంవత్సర సంవత్సర అర్ధవ అర్ధవ సంవత్సర హృదశ్వృతు సంవత్సర అర్ధవ అర్ధవ సంవత్సర హృదశు సంవత్సర అర్ధశ్వృతు సంవత్సర సంవత్సర అర్ధశ్వేవై వర్తుషు సంవత్సర సంవత్సర అర్ధశ్వేవ సంవత్సర ఇది సంవత్సర అర్ధశ్వేవై వర్తుశ్వృతశ్వేవ సంవత్సరే సంవత్సర ఏ వర్తుశ్వృతశ్వేవ సంవత్సరే ఏవ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది నిష్టంది ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంచథో అథో తిష్టంది ప్రతి ప్రతిష్టంచథో తిష్టంచథో అథో తిష్టంది నిష్టంచథో పంచాక్షరా పంచాక్షరాథో తిష్టంది నిష్టంచథో పంచాక్షరా అథో పంచాక్షరా పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తి పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తి అథో ఇత్యథో పంచాక్షరా పంక్తి పంక్తి పంచాక్షరా పంచాక్షరా పంక్తి పాంక్త పాంక్త పంక్తి పంచాక్షరా పంచాక్షరా పంక్తి పాంక్త పంచాక్షరే పంచ అక్షరా పంక్తి పాంక్త పాంక్త పంక్తి పంక్తి పాంతో యజ్ఞో యజ్ఞ పాంక్త పంక్తి పంక్తి పాంతో యజ్ఞ పాంతో యజ్ఞో యజ్ఞ పాంక్త పాంతో యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞ పాంక్త పాంతో యజ్ఞో యజ్ఞం యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవా వా వైవ యజ్ఞం యజ్ఞమేవా వా వై వై వావరుంధతే రుంధతే వై వై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సత్రమసత్రకో రుంధతే వావరుంధతే సత్రం రుంధతే సత్రమసత్రకో రుంధతే రుంధతే సత్రం వై వా అసత్రకో రుంధతే సత్రం వై అసత్రం వై వా అసత్రమసత్రం వా ఏతదేతత్వా అసత్రమసత్రం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యద్యదేతద్వై వా ఏతద్యద్ ఏతద్యద్యదేతదేతద్యద ఛందోమమ ఛందోమం యదేతదేతద్యద ఛందోమం యదద ఛందోమమ ఛందోమం యద్యద ఛందోమం యద్యద ఛందోమం యద్యద ఛందోమం యద్ అఛందోమం యద్యద ఛందోమమ ఛందోమం యచ్ఛందోమాశ్చందోమా యద ఛందోమమ ఛందోమం యచ్ఛందోమా అఛందోమమిత్యఛందమం అవరుంధతే రుంధతే వావరుంధతే పశూన్ పశూన్ రుంధతే వావరుంధతే పశూన్

చాన్నమన్నంచేతి చేతీతి చచేతి ఇది చచేతి ఇది తేత ఇది ఏతాస్త ఇది ఏతాస్తేత ఏతాదిగుంశతిం విగుంశతిం ఏతాదిగుంశతిం రాత్రి రాత్రి ఏర్విగుంశతిం ఏతాదిగుంశతిం రాత్రి రవశ్యన్న పశ్యన్ రాత్రి ఏర్విగుంశతిం విగుంశతిం రాత్రి రవశ్యన్ రాత్రి రవశ్యన్న పశ్యన్ రాత్రి రాత్రి రవశ్యన్ తదస్తతో పశ్యన్ రాత్రి రాత్రి రవశ్యన్ తదః తపశ్యన్ తదస్తతో పశ్యన్న పశ్యన్ తదో వై వై తదో పశ్యన్న పశ్యన్ తదో వై తదో వై వై తదస్తతో వై తే వై తదస్తతో వై తే ఉభయమభయంతేత ఉభయ గుంస గుంస ఉభయంతేత ఉభయ గుంసం ఉభయ గుంస గుంస ఉభయం ఉభయ గుంస మృంజిరా మృంజిర సమృంజిరా సమృంజిరా మృంజిర సగుంస మృంజిర బ్రహ్మ బ్రహ్మ మృంజిర సగుంస మృంజిర బ్రహ్మ అమృంజిర బ్రహ్మ బ్రహ్మ మృంజిరా మృంజిర బ్రహ్మ చ బ్రహ్మ చ బ్రహ్మ బ్రహ్మ చ అన్నమన్నం చ బ్రహ్మ బ్రహ్మ చ అన్నం పురుషోదశ పురుషోదశ హస్త్యా హస్త్యాదశ పురుష పురుషోదశ హస్త్యా దశ హస్త్యా హస్త్యాదశ దశ హస్త్యా అంగులయో అంగులయో హస్త్యాదశ దశ హస్త్యా అంగులయ హస్యాంగులయోంగులయోహస్యాంగులయోదశాంగులయోహస్యాంగులయోదశ అంగులయోదశాంగులయోంగులయోదశవద్యాస్పద్యాదశాంగులయోంగులయోదశవద్యాశవద్యాస్పద్యాదశవద్యాయావాన్యావాన్పద్యాదశవద్యాయావాన్ పురుషస్తంతం పురుషప్రుషస్తమాప్వాప్వాదం పురుషప్రుషస్తమాప్వా తమాప్వాప్వాదంతమాప్వోదుధాప్వాదంతమాప్వోత్ ఆప్వోదుధాప్వాప్వోత్తిష్ఠంది తిష్ఠంచుదాప్వాప్వోత్తిష్ఠంది ఉత్తిష్ఠంది తిష్ఠంచుదుత్తిష్ఠంది జ్యోతిర్జ్యోతిస్తిష్ఠంచుదుత్తిష్ఠంది జ్యోతి తిష్ఠంది జ్యోతిర్జ్యోతిస్తిష్ఠంది తిష్ఠంది జ్యోతిర్గౌర్ జ్యోతిర్జ్యోతిర్గౌరాయురాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయురుదీత్యాయుర్గౌర్గౌరాయురుది ఇది త్రియ అంతరిక్షం అంతరిక్షం గౌర్గోరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌరసావసో గౌరంతరిక్షం అంతరిక్షం గౌరసావాయురాయురసో గౌర్గోరసావాయు అసావాయురాయురసావసావాయురిమానిమానాయురసావసావాయురిమాన్ ఆయురిమానిమానాయురాయురిమానేవైవేమానాయురాయురిమానేవ ఇమానేవైవేమానిమానేవ లోకాన్ లోకానేవేమానిమానేవ లోకాన్ ఏవ లోకాన్ లోకానేవైవ లోకాన్ అభ్యారోహంత్యభ్యారోహంత్య లోకానేవైవ లోకాన్ అభ్యారోహంతి లోకాన్ అభ్యారోహంత్యభ్యారోహంత్య లోకాన్ లోకాన్ అభ్యారోహంతి పూర్వమభి పూర్వమభ్యారోహంతి లోకాన్ లోకాన్ అభ్యారోహంతి పూర్వం అభ్యారోహంత్యభిపూర్వమభిపూర్వమభ్యారోహంత్యభిపూర్వం త్రియ స్త్రియ అభిపూర్వమభ్యారోహంత్యభిపూర్వం త్రియ అభ్యారోహంతీత్యభి ఆరోహంతి అభిపూర్వం త్రియ స్త్రియ అభిపూర్వమభిపూర్వం త్రియ భవంతి త్రియ అభిపూర్వమభిపూర్వం త్రియ భవంతి అభిపూర్వమిత్యభి పూర్వం త్రియ భవంతి భవంతి త్రియ స్త్రియ భవంత్యభిపూర్వమభిపూర్వం భవంతి త్రియ స్త్రియ భవంత్యభిపూర్వం ఇది త్రి అహ భవంత్యభిపూర్వమభిపూర్వం భవంత్యభిపూర్వమేవైవాభిపూర్వం భవంత్యభిపూర్వమేవ అభిపూర్వమేవైవాభిపూర్వమభిపూర్వమేవ సువర్గగుం సువర్గమేవాభిపూర్వమభిపూర్వమేవ సువర్గం అభిపూర్వమిత్యభిపూర్వం ఏవ సువర్గగుం సువర్గమేవైవ సువర్గం లోకం లోకగుం సువర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకగుం సువర్గగుం సువర్గం లోకం అభ్యారోహంత్యభ్యారోహంత్య లోకగుం సువర్గగుం సువర్గం లోకం అభ్యారోహంతి స్వర్గమితి సువాహకం లోకమభ్యారోహంత్యభ్యారోహంత్య లోకం లోకమభ్యారోహంత అన్యతః పృష్టాని పృష్టాన్యన్యతోన్యతః పృష్టానస్య పృష్టాన్యన్యతోన్యతః పృష్టానస్య పృష్టానస్య పృష్టాని పృష్టానస్యర్వివిధం వివిధగ్రస్య పృష్టాని పృష్టానిశ్యర్వివిధం శర్వివిధం వివిధగ్రస్య శర్వివిధగ్ర స్యాత్ స్యాత్ వివిధగ్రస్య శర్వివిధగ్ర స్యాత్ వివిధగ్రస్యాత్ వివిధం స్యాన్మధ్యే వివిధమిది వివిధం స్యాన్మధ్యే మధ్యే స్యాత్ స్యాన్మధ్యే పృష్టాని పృష్టాని మధ్యే స్యాత్ స్యాన్మధ్యే పృష్టాని మధ్య పృష్టాని పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి భవంతి పృష్టాని మధ్యే మధ్యే పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంతి సవివధత్వాయ సవివధత్వాయ భవంతి పృష్టాని పృష్టాని భవంతి సవివధత్వాయ ఓజ ఓజ వై వీర్యం వా ఓజ ఓజ వై వీర్యం వైవేద్యం వేద్యం వై వై వేద్యం పృష్టాని పృష్టాని వేద్యం వై వై వేద్యం పృష్టాని వేద్యం పృష్టాని పృష్టాని వేద్యం వేద్యం పృష్టాన్యోజ ఓజ పృష్టాని వేద్యం వేద్యం పృష్టాన్యోజ పృష్టాన్యోజ ఓజ పృష్టాని పృష్టాన్యోజ ఏవైవౌజ పృష్టాని పృష్టాన్యోజ ఏవ ఓజ ఏవైవౌజ ఓజ ఏవ వేద్యం వేద్యమేవౌజ ఓజ ఏవ వేద్యం ఏవ వేద్యం వేద్యమేవైవ వేద్యం మధ్యతో మధ్యతో వేద్యమేవైవ వేద్యం మధ్యత వేద్యం మధ్యతో మధ్యతో వేద్యం వేద్యం మధ్యతో దహదే దహదే మధ్యతో వేద్యం వేద్యం మధ్యతో దహదే మధ్యతో దహదే దహదే మధ్యతో మధ్యతో దహదే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దహదే మధ్యతో మధ్యతో దహదే బృహద్రసంతరాభ్యాం దహదే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం దహదే దహదే బృహద్రసంతరాభ్యాం యంతయంతి బృహద్రసంతరాభ్యాం దహదే దహదే బృహద్రసంతరాభ్యాం యంతి బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యాయంతేయమియంతి బృహద్రసంతరాభ్యాయంతేయం బృహద్రసంతరాభ్యామిది బృహద్రసంతరాభ్యాయంతేయమియంతియంతేయం వావేయంతియంతేయం వావేయమియం వావరసంతరకోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతరకోరసంతరం వావవావరసంతరమసావసోరసంతరం వావవావరసంతరమసౌ రథంతరమసావసోరసంతరగోరసంతరమసో బృహత్ బృహదసోరసంతరగోరసంతరమసో బృహత్ రథంతరమిరసంతరం అసో బృహద్బృహదసావసో బృహదాభ్యామాభ్యాం బృహదసావసో బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవయంత్రియంత్రేవాభ్యామాభ్యామేవయంతి ఏవయంత్రియంత్రేవైవయంత్రసో అథోయంత్రేవైవయంత్రసో యంత్యథో అథో యంత్యంత్యథో అనయోరనయోరథో యంత్యంత్యథో అనయోరనయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రతి ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంతి తిష్ఠంతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి ప్రతి ప్రతిష్టం చేతే ఏతే తిష్ఠంతి ప్రతి ప్రతిష్టం చేతే తిష్టం చేతే ఏతే తిష్టంది తిష్టం చేతే వై వా ఏతే తిష్టంది తిష్టం చేతే వై ఏతే వై వా ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతిదాభ్యాగశ్రుతి అంజసాయని అంజసాయని శృతిదాభ్యాం అంజసాయని చంజసాయని శృతిదాభ్యాం దాభ్యాగశ్రుతి శృతిదాభ్యామేవైవ దాభ్యాగశ్రుతి శృతిదాభ్యామేవ శృతి శృతి దాభ్యామేవైవ దాభ్యాం దాభ్యామేవ సువర్గము సువర్గమేవ దాభ్యాం దాభ్యామేవ సువర్గం దేవసవర్గోసవర్గమేవైవసవర్గంలోకంలోకగోసవర్గమేవైవసవర్గంలోకంయంతియంతిలోకగోసవర్గగోసవర్గంలోకయంతియంతిలోకగోసవర్గగోసవర్గంలోకయంతిస్వర్గమితిస్వహగం లోకయంతియంతిలోకంలోకయంతిపరాంచఃపరాంచోయంతిలోకంలోకయంతిపరాంచః ఇంతిపరాంచఃపరాంచోయంతియంతిపరాంచోవైవైపరాంచోయంతియంతిపరాంచోవై పరాంచోవైవైపరాంచఃపరాంచోవాతేవైపరాంచఃపరాంచోవాతేవైవాతేసువర్గగోసవర్గమేతేవైవాతేసువర్గం ఏతేసువర్గగోసవర్గమేతేసువర్గంలోకంలోకగోసవర్గమేతేసువర్గంలోకం స్వర్గమితిస్వహగం లోకమభ్యారోహంత్యభ్యారోహంత్యలోకంలోకమభ్యారోహంతియే ఏ భ్యారోహంత్యలోకంలోకమభ్యారోహంతియే అభ్యారోహంతియే ఏ భ్యారోహంత్యభ్యారోహంతియే ప్రాచీనాని ప్రాచీనాని ఏ భ్యారోహంత్యభ్యారోహంతియే ప్రాచీనాని అభ్యారోహంతీత్యభి ఆరోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని ఏ ప్రాచీనాని పృష్ఠాని పృష్ఠాని ప్రాచీనాని ఏ ప్రాచీనాని పృష్ఠాని ప్రాచీనాని పృష్ఠాన్ని భజంతి ప్రత్యం ప్రత్యంగు భజంతి పృష్ఠాన్ని పృష్ఠాన్ని భజంతి ప్రత్యంగు భజంతి ప్రత్యంగ్ త్రియ స్త్రియ ప్రత్యంగు భజంతి ప్రత్యంగ్ త్రియ ఉపయంతి ప్రత్యం క్రియ స్త్రియ ప్రత్యం క్రియ భవతి భవతి త్రియ ప్రత్యం క్రియ భవతి స్త్రియ భవతి భవతి త్రియ స్త్రియ భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి త్రియ స్త్రియ భవతి ప్రత్యవరోఢ్యై త్రియ ఇది త్రియః భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠ ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో ఉభయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోరుభయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోరుభయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోర్లోకయోరుభయోర్లోకయోరుద్ధ్వా లోకయోరుద్ధ్వోజుద్ధ్వాలోకయోర్లోకయోరుద్ధ్వోజుద్ధ్వాలోకయోర్లోకయోరుద్ధ్వోజ్ రాత్రావిదో అభితో భవతో భవతో హితో హితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో హితో హితో భవతో బ్రహ్మవర్చసస్య భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్యాన్నాద్యస్యాన్నాద్యస్య బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్యాన్నాద్యస్య బ్రహ్మవర్చసస్యాన్నాద్యస్యాన్నాద్యస్య బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్యాన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్యా అన్నాద్యస్య బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్యాన్నాద్యస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్యేది బ్రహ్మవర్చసస్య అన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్యా అన్నాద్యస్య అన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్యేత్యన్న అద్యస్య పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై.